వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేదక్షం నమామి జనన మరణ దుఃఖచ్ఛేదక్షం నమామి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురుమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ బ్రహ్మసూత్ర శంకర భాష్యంలో నిన్న తృతీయ పాదంలోకి మనం ప్రవేశించాం. ఇంతవరకు తత్, త్వం ఈ రెండింటి గురించి విచారణ చేయడం జరిగినది. ఆ తర్వాత గతులు, జీవుని గతులు ఏ విధంగా ఉంటాయి అని ప్రస్తావన చేసినప్పుడు పుణ్యగతులు ఏ విధంగా ఉంటాయి, పుణ్యగతులతో వారు చంద్రలోకానికి చేరుకుని దివ్యభోగం అనుభవించిన తర్వాత తిరిగి రావడం గురించి చెప్పుకున్నాం. ఇది యాతాయాతము అంటే రాకా పోకలతో కూడిన గతి అది. అలాగే మరొకవి పాపగతులు, అవి యాతాయాతములే. ఈ రెండు గురించి చెప్పడం జరిగినది. అయితే ఆ పాపగతుల కంటే పుణ్యగతులు ఉత్కృష్టములు, కర్మల వల్ల పొందేది పుణ్యగతి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఉపాసన అనే విషయంలోకి ప్రవేశించాం. ఇది సగుణ బ్రహ్మోపాసన. ఈ ఉపాసనకి మాత్రమే మోక్షానికి అర్హత ఉంది. అంతేగాని ఏవో కామ్యముల కోసం కొన్ని కొన్ని దేవతల్ని ఎంపిక చేసుకుని రాజస తామస భావాలతో చేసేటువంటి ఉపాసనలని ఇక్కడ తీసుకోవడానికి లేదు. ఆ ఉపాసనా సంప్రదాయంలో ఉన్నవారు ఓహో అయితే పుణ్యలోకం మోక్షం వస్తుందన్నమాట అనుకోవడానికి లేదు. అయితే కొంచెం సాత్విక భావంతో అలాంటి ఉపాసనలు శాస్త్రసమ్మతంగా చేసినట్లయితే పుణ్యగతులు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు సగుణ బ్రహ్మోపాసనము, నిర్గుణ బ్రహ్మ విచారణము. అయితే మనం గౌణంగా నిర్గుణ బ్రహ్మోపాసనం కూడా అక్కడక్కడ మాట్లాడుకుంటాం, పెద్ద దోషం కాదు. కానీ సగుణ నిర్గుణములుగా బ్రహ్మమును ఉపాసించడం ఉత్కృష్టమైన పద్ధతి. నిర్గుణములుగా భావించే వారికి ఒక విధమైనటువంటి ఆ సజ్జోముక్తి లభిస్తున్నది. ఇక సగుణ బ్రహ్మారాధన ఉపాసన చేసేవారికి క్రమముక్తి లభిస్తున్నది. ఈ క్రమముక్తిలో వెళ్ళేవారు తిరిగి వెనక్కి రారు. ఇది విషయం ఇక్కడ. అయితే ఈ సగుణ బ్రహ్మోపాసన చెప్పేటప్పుడు ఆ ఉపాసన ఒకట, ఉపాసనలు ఒకట. నిర్గుణ బ్రహ్మ విషయం అయితే ఒకటే విచారం. అది నిరంతరం వేదాంత వాక్యములను శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసనం చేసుకుని సర్వాత్మ భావనలో ఉంటూ అభేద బ్రహ్మోపాసన, నిర్గుణ బ్రహ్మోపాసన అన్నా, అభేద బ్రహ్మోపాసన అన్నా, జ్ఞేయ బ్రహ్మ విషయమన్నా ఒక్కటే. దానిలో ఒకటే, ఎక్కువ లేవు దాంట్లో నిర్గుణ బ్రహ్మ విషయంలో. కానీ సగుణ బ్రహ్మ ఉపాసనలు ఉన్నాయి. ఈ ఉపాసనలు ఎక్కడ చెప్పబడుతున్నాయి అంటే, ఇప్పుడు మన విషయం ఉపనిషత్ విషయం కనుక ఉపనిషత్తుల్లో కొంతమంది 32 విద్యలు అంటే కొంతమంది 34 విద్యలు అన్నారు. సరే, ఆ విద్యలు గుర్తు పెట్టుకోకపోయినప్పటికీ ఒక్కసారి ఆ పేర్లు అనుకుందాం. ఎన్ని మనకి ఇప్పుడు ప్రధానమైనటువంటి ఈ దశ ఉపనిషత్తుల్లో కలబోసుకుంటే వచ్చేటువంటి విద్యలు: ఈశ్వర విద్య, పరమపురుష విద్య, సద్విద్య, ఆనందమయ విద్య, పరంజ్యోతి విద్య, శాండిల్య విద్య, పర్యంక విద్య, ఉద్దాలక విద్య, అక్షరాక్షర విద్య, భూమ విద్య, గార్గి అక్షర విద్య, సత్యకామ విద్య, దహర విద్య, అంగుష్ఠమాత్ర విద్య, జ్యోతిష్యాం జ్యోతిర్విద్య, మైత్రేయీ విద్య, గాయత్రీ విద్య, ఉషస్త కహోల విద్య, అంతరాదిత్య విద్య, ఉపకోసల విద్య, మధు విద్య, బాలాకి విద్య, ఆకాశ విద్య, ప్రాణ విద్య, ప్రతర్ధన విద్య, నచికేత విద్య, వైశ్వానర విద్య, సంవర్గ విద్య, పంచాగ్ని విద్య, అక్షి విద్య, భృగువారుని విద్య, శ్రీమన్యాస విద్య, ఉద్గీత విద్య, పురుష విద్య. మొత్తం 34 విద్యలు చెప్పబడుతున్నాయి ఇక్కడ. ఈ విద్యలు ఎన్నో, ఇన్ని చేయగలమా మనం? అసలు విద్యల స్వరూపం ఏమిటి? ఈ విద్యల్ని ఏ విధంగా స్వీకరించాలి? అది ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి అధ్యాయంలో మొదటి అధికరణముల్లో మనకి అందుతున్న విషయం. అయితే ఇందులో సభలో సాధకులైన వారికి ఎంత మేరకు అవసరమో, అదేవిధంగా జిజ్ఞాసువులైన వారికి ఎంత మేరకు అవసరమో ప్రవచన నియమ సరళిని అనుసరించి స్వీకరించి మాత్రమే ఇక్కడ చెప్పుకుంటున్నాం. అయితే మనం లోకంలో అనుకునే విద్యల పేర్లు ఇప్పటి వరకు వినవడలేదు. శివోపాసన, విష్ణుపాసన, శక్తిపాసన, శ్రీ విద్య ఇలాంటివి వినబడలేదు. వినబడలేదు కనుక అవి గ్రాహ్యములు కావా అనే ప్రశ్న రావచ్చు. అవి కూడా గ్రాహ్యములుగా భావించవచ్చు. ఎందుకంటే వాటిని సగుణ బ్రహ్మముగా ఉపాసన చేసేటువంటి విధానంలో తరించవచ్చు అని మొన్న మనం ప్రసంగవశాత్తు చెప్పుకున్నాం. మహానుభావులు రామరాయ కవి గారు చేసిన హయగ్రీవ ఉపాసన సగుణ బ్రహ్మోపాసనే అది. అంటే మనం ఏ ఉపాసన చేస్తున్నామో ఆ ఉపాసన చేస్తున్నటువంటి దైవము వేద ప్రతిపాద్యమై ఉండాలి. ఇది ముందు సగుణ బ్రహ్మోపాసన కావాల్సింది, వేద ప్రతిపాద్యమై ఉండాలి. ఆ దైవాన్ని మనం ఆ సగుణ బ్రహ్మస్వరూపంగా పరమేశ్వర స్వరూపంగా, పరమేశ్వరుడు అంటే సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు సృష్టి స్థితుల ఏకారకుడు అనే భావనతో ఆరాధన చేయాలి. అందుకే రెండు ప్రధానమైన కండిషన్స్, ఒకటి వేద ప్రతిపాద్యమైనటువంటిది అయి ఉండాలి, రెండవది బ్రహ్మభావన దాని యందు కలిగి ఉండాలి. బ్రహ్మభావన అంటే సృష్టి స్థితుల యాదులు చేస్తున్న సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు అనే భావనతో ఆరాధించినప్పుడు అవి సగుణ బ్రహ్మోపాసనలు అవుతాయి. అలాంటి ఉపాసన వల్ల ఈ క్రమముక్తిని పొందవచ్చు. ఆ ఉపాసన సిద్ధించిందా అలా భావించబడుతున్న పరమేశ్వరుడు ఒక్కొక్కప్పుడు మనకి జీవితకాలంలోనే బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చి ముక్తిని ఇవ్వవచ్చు. ఇవన్నీ కూడా శాస్త్ర సమ్మతమైనవే చెప్తున్నాం, కానీ అశాస్త్రీయమైనవి కావు. అయితే ఇప్పుడు చెప్పవలసి ఎందుకు వచ్చింది అంటే, ఆయా ఉపాసనలో ఉన్నటువంటి వారు బెంబేలు పడిపోకుండా ఆ మార్గములు కూడా ఈ విధంగా చేస్తే తరించవచ్చు అనే సమన్వయం శంకరులు ఇచ్చిన మాటల ఆధారంగానే ఇక్కడ చేస్తున్నాను తప్ప అసంప్రదాయంగా చెప్పట్లేదు ఇక్కడ. అది ముందు గమనించవలసిన అంశం. ఎందుకు ఈ మాట చెప్తున్నామనే దానికి కొంచెం ఒక పరిశోధనాత్మకమైన పరిశీలనాత్మకమైన లోతైన సమన్వయాత్మకమైన దృష్టితో సానుభూతితో కూడినటువంటి చూపుతో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఉపనిషత్తులు ఈ పది ఉపనిషత్తులేనా, శంకరులు 10 ఉపనిషత్తులకే భాష్యం రచించారని అందరూ ప్రస్తావనది. కానీ మరో 2 ఉపనిషత్తులు ఆయన భాష్యం రచించినట్టుగా చెప్పబడుతున్నాయి. అవి శ్వేతాశ్వతరు ఉపనిషత్తు, నృసింహతాపిని ఉపనిషత్తు. ఈ రెండింటికి కూడా భాష్యం రచించారని ప్రామాణికులు చెప్తున్నారు. అయితే సంప్రదాయాల్లో కూడా శంకరులు ఏవేవి రచించారో వాటిని విశ్వసించేవారు కొందరైతే, కాదనేవారు కొందరు ఉంటూ ఉంటారు. వీరిని ఒప్పించలేము, వారిని ఒప్పించలేము. ఆ విషయాల వివాదాల జోలికి వెళ్ళదు మనం ఇక్కడ. కానీ శంకరులు రచించారని ఒప్పుకుంటున్నవి ఏమున్నాయో వాటిని మనం స్వీకరించినంత మాత్రం దోషమేమీ లేదు. శ్వేతాశ్వతరు ఉపనిషత్తు కానీ భాష్యం రచించారో లేదో పక్కన పెట్టి మొత్తం సూత్ర భాష్యంలో అక్కడ అడుగడుగున ఆయన శ్వేతాశ్వతరు మిషన్ మంత్రాన్ని చాలా వాడారు ఆయన. మొత్తానికి ఉపనిషత్తంతా వాడినట్టే కనిపిస్తూ ఉంటుంది మనకి, ఇవి కనబడుతున్నాయి. అదేవిధంగా శ్రీవిద్య మొదలైన వాటికి మూలములు మనకి ఇప్పుడు చెప్పిన విద్యల్లో కనబడుతున్నాయి. ముఖ్యంగా కేనోపనిషత్తులు ఉమా హైమవతి బహుశోభమాన ఇలాంటి చోట స్పష్టంగా కనబడుతున్నాయి. కనుక ఇప్పుడు ప్రసిద్ధిగా ఉన్నటువంటి ఆగమ ప్రధానమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి మూలములన్నీ వేద వేదాంతాల్లోంచి వచ్చినవి. అది నిన్న మనం చివరి మాటగా చెప్పుకుని ఈరోజు ముందు మాటగా చెప్పుకున్నాం. అందుకే గణపతి ముని గారు ఉపనిషత్తులు అవలోకించి ఇందులో ఉన్నటువంటి వాటిల్లోంచే ప్రధానమైన దశమహావిద్యలతో అన్వయించి చూపించారు, సప్రమాణంగా చూపించారు, స్వానుభవంతో చూపించారు. వాటిని మనం కాదనలేం. కనుకనే అయితే ఇక్కడ ఏంటంటే వాటిని ఒక తాంత్రిక ప్రయోజనాలతో కాకుండా ఈ వేదము చెప్పిన ప్రకారంగా సగుణ బ్రహ్మోపాసనగా చేస్తే అవి తప్పకుండా సత్ఫలితములు ఇస్తాయనడానికి మనకు అనేక ప్రమాణములు, శాస్త్ర ప్రమాణములు ఉన్నాయి. అలాంటి శాస్త్రవేత్తలు అంగీకరించిన మాటలే ఇక్కడ మీకు చెప్పడం జరుగుతున్నది. అందుకు ఏ ఉపాసన మార్గంలో ఉన్నా అది శాస్త్ర సమ్మతమై సగుణ బ్రహ్మ భావనతో చేసినట్లయితే ఫలిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నదంతా ఉపాసనా ప్రకరణం. ఈ ఉపాసనకు సంబంధించినటువంటి మాటల్లో వివరిస్తున్న విషయములు ఏంటంటే, ఇప్పుడు ఈ 34 విద్యల గురించి ఏ విధంగా మనం తెలుసుకోవాలి. 34 నేర్చుకుని చేసేద్దామనిపిస్తే అక్కర్లేదంటున్నారు శంకరులు మళ్ళీ. అందుకు ఏ విధంగా ఈ విద్యలను అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు ప్రస్తావనలోకి వెళ్తున్నాం. సర్వ వేదాంత ప్రత్యయం చోదనాద్య విశేషాత్, ఇది సర్వ వేదాంత ప్రత్యయాధికరణం అనే దాంట్లో ప్రథమ సూత్రం. అంటే సర్వ వేదాంత ప్రత్యయం, ఈ మాటకు అర్థమంటే అన్ని వేదాంతాల్లోనూ చెప్పబడినటువంటి ఉపాసనలు భిన్నమైనవి కావు, అవి వేరువేరు కావు. ఎందుచేతను అంటే వాటి విధుల్లో భేదం లేదు గనక అన్నారు. దీని అర్థం ఏంటంటే అవి విధించిన వాక్యాలు, ఏ విధంగా ఉపాసించాలో విధించిన వాక్యములు కానీ ఉపాసన ఫలం కానీ ఉపాస్య స్వరూపం కానీ అన్నీ ఒకే విధంగా కనిపిస్తున్నాయి గనక అవి భిన్నములు కావు. ఇది ముందు తెలుసుకోవాలి. 34 కూడా భిన్నములు కావు. ఎలాగైతే వివిధ శాఖల్లో చెప్పారు కదండి, వివిధ ఉపనిషత్తుల్లో చెప్పారు కదండి, భిన్నములు కాకుండా ఎలా ఉంటాయి అంటే అవి బ్రహ్మమును లక్ష్యంగా చేసుకుని చెప్పినటువంటివే గనక వాటి దగ్గర భిన్నత్వము లేదు. ఇవి జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్, భిన్నత్వం లేదు కదా అంటే అని కలిపేసుకోవచ్చు అంటూ కూడదంటాడు మళ్ళీ తర్వాత. అందుకు జాగ్రత్తగా వినాల్సిన విషయములు, శాస్త్ర విషయములు కదండి, బండగా చెప్పదు ఏది సిద్ధాంతాన్ని, చాలా సూక్ష్మంగా వివరిస్తూ వెళుతుంది. కనుక ముందు చెప్పదలుచుకున్నది ఏంటంటే 34 కూడా సగుణ బ్రహ్మమునిందే తాత్పర్యం కలిగినటువంటివి గనక అవి భిన్నములు కావు అన్నారు. అయితే ఉపనిషత్తులన్నీ ఒకే వేద శాఖల్లోంచి వచ్చినవి కావు, భిన్న భిన్న శాఖల్లోంచి వచ్చినవి. ఉపనిషత్తులు ఎక్కడి నుంచి వచ్చాయంటే వేదముల యొక్క శాఖల చివరిలో వస్తాయి ఒక్కొక్కటి కూడా. అలాగే రకరకాల శాఖలున్నాయి. ఇక్కడ వాళ్ళు వైద్యశన శాఖ ఇత్యాది శాఖలు ఒక్కొక్క శాఖ నుంచి శతపద బ్రాహ్మణము ఇత్యాది శాఖల నుంచి వస్తూ ఉంటాయి ఉపనిషత్తులు. కనుక ఒక్కొక్క శాఖకి చాలా భేదములు ఉంటూ ఉంటాయి కదా, అలా శాఖాభేదముల చేత వాటి చేత ఇన్ని భేదములు ఉన్న వాటిలో వీటన్నిటినీ కలిపి ఒకటిగా ఎలా చెప్తామంటే, ఏవైతే బ్రహ్మము గురించే లక్ష్యంగా పెట్టుకున్నాయో వాటికే ఉపనిషత్ స్థానం ఇక్కడ చెప్పబడుతున్నది. ఇక్కడ ఈ సందర్భంలో మరొక్క విన్నపం ఏమిటి అంటే, ఈ దశోపనిషత్తులు ద్వాదశోపనిషత్తులే కాకుండా మనకి ప్రధానంగా అష్టోత్తర శతోపనిషత్తులు కూడా లభిస్తున్నాయి. అయితే అవి ప్రమాణములు కావు అనడానికి మనకు అధికారము లేదు, ఎందుకంటే వాటిలో అన్నీ కూడాను ఈ దశ ద్వాదశ ఉపనిషత్తులు వలనే వాటిల్లో కూడాను వేదమంత్ర విశేషములే కనబడుతున్నాయి. అవి పరిశీలించినటువంటి అనుభవంతో పెద్దల దగ్గర నేర్చుకున్న శిక్షణతో ఈ మాట చెప్తున్నానే తప్ప అసంప్రదాయంగా చెప్పట్లేదు. ఆ ఉపనిషత్తుల్లో కొన్ని కేవల ఉపాసనాపరమైన ఉపనిషత్తులు ఉన్నాయి, సగుణ బ్రహ్మోపాసన పరంగా కనిపిస్తున్నవి. అదేవిధంగా తాపిని ఉపనిషత్తు, ఒక నృసింహ తాపిని ఉపనిషత్తుకి శంకరులు భాష్యం రచించారంటే ఆ తాపిని అనేటువంటి సిద్ధాంత ప్రకారంగా అనేక ఉపనిషత్తులు ఉన్నాయి. రామతాపిని, గోపాల తాపిని, గణపతి తాపిని, �లాంటి తాపిని ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి ఏం చెప్తాయంటే ఆ గణపతి, రామ, కృష్ణ మొదలైన వారి ఉపాసన విధానాలు ఉంటాయి. అయితే అక్కడేం చెప్పాడు పోని, అవన్నీ వేదసమ్మతం కాదు, ఎవరో తెచ్చిపెట్టేశారు అని మనం సమన్వయించలేక పక్కకు తీయడానికి వీల్లేదు. ఆ మాటకొస్తే మనం 10 ఉపనిషత్తులను ఒప్పుకుంటే మరికొందరు అసలు ఉపనిషత్తుల్ని ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు మనలో, తెలుసా? ఉన్నారు. వేదం మాత్రమే ఒప్పుకుంటారు, అందులో కూడా సంహితా భాగాన్ని మాత్రమే ఒప్పుకుంటూ ఆడ తర్వాత ఉన్న బ్రాహ్మణములు కానీ ఆరణ్యకములు కానీ ఉపనిషత్తులు కానీ అప్రమాణములు అని వాదించి చక్కగా పకడ్బందీగా నిర్ధారణ చేసినటువంటి మహాపండితులు ఉన్నారు. వీరు ఆర్య సమాజం మొదలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉపనిషత్తులను అంగీకరించరు. అలాంటిది మనం ఇక్కడ 10 ఉపనిషత్తులు తీసుకుని మిగిలిన ఉపనిషత్తులు కూడా అంగీకరించమంటే మనకి వాళ్ళకి తేడా లేకుండా అయిపోతుంది. కానీ ఆ 108 ఉపనిషత్తులను అంగీకరించిన తర్వాత నష్టం లేదు, వాటిలో ఏకసూత్రతను తెలుసుకోకపోతే ఇబ్బంది. ఇక్కడ శంకర్లు ఇక్కడ చెప్పిన మాటలను అక్కడ అన్వయించుకోవాలి. అందుకే జాగ్రత్తగా ఎలాగ ఉపాసన్ని ఉపనిషత్తు ఎలా సమన్వయించుకోవాలో తెలియాలి. వీటి విషయంపై కొంచెం లోతుగా వేదం ఇచ్చిన సంస్కారంతో కానీ పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అన్వయాలు కనబడతాయి. ఉదాహరణకు ఒక్క గణపతి ఉపనిషత్తులో చూడండి, త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి మంత్రము. నువ్వు బ్రహ్మమువు, ఈ మాటలు త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, అంటే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటాడు. సర్వం జగదిదం త్వత్తో తిష్టతి, సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి. ఈ మాటలు చెప్పినప్పుడు నీ నుంచే పుట్టింది, నీ నుంచే కలిగింది, నేనైందే లయమవుతున్నది అంటే గణపతి నుంచి సృష్టిస్థితిలయలు జరుగుతున్నాయా అనే ప్రశ్న కాదు. సృష్టిస్థితిలయలు ఏ బ్రహ్మము నుంచి జరుగుతుందో ఆ బ్రహ్మముని గణపతిగా ఉపాసించడమనే సమన్వయం అక్కడ ఉందా లేదా, మనం ఆలోచించలేకపోతున్నాం. ఇవన్నీ కూడా సమన్వయం చేయలేకపోతున్నాం. ఇలాగే గోపాల తాపిని చెప్తుంది, అక్కడ గోపాల స్వరూపంగా అదే బ్రహ్మమును ఉపాసిస్తున్నాం. ఇది కానీ గ్రహించగలిగితే, ఆ ఏకసూత్రాన్ని గ్రహించగలిగితే ఎంత హాయిగా ఉండొచ్చో హిందువులు అందరం కూడా. ఎందుకు ఈ మాట అంటే, ఆ ఉపాసనా సంబంధమైన వాటికి కూడా ఉపనిషత్తుని ఎందుకు పేరు పెట్టారా అని ఆలోచించడం మొదలు పెడితే ఈ సమన్వయం లభిస్తున్నది. కనుక నీ 10 ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ 34 విద్యలోనే కాకుండా ఆ ఉపాసనా సంబంధమైన మంత్రరాశిని కూడా ఉపనిషత్ స్థానం ఈ ఋషులు ఎందువల్ల కల్పించారు అని ఆలోచన చేస్తే అక్కడ కూడా సగుణ బ్రహ్మోపాసనే చెప్పబడింది. ఎందుకంటే బ్రహ్మము గురించి ఏ ఏ మాటలు ఉన్నాయో అవే మాటలు అక్కడ చెప్పడం చేత శాఖాభేదములున్నంత మాత్రమున వాటిని భిన్నములను కూడా రాదు. అయితే ఇవన్నీ కలిపి చేయాలా అంటే అంత శ్రమ కూడా పడక్కర్లేదు. ఎలా వీటిని అర్థం చేసుకోవాలో చూపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ వివరిస్తున్నది సూత్రంలో ఏమిటి, సర్వవేదాంత ప్రత్యయం చోదనాద్యవిశేషాత్, అందులో విధులు మొదలైన వాటిలో భేదం లేదు గనక అన్ని ఉపాసనలు భిన్నమైనవి కావు అనే విషయం ముందు ప్రస్తావన చూపించారు. కానీ భిన్నముగా కనబడుతున్నాయి కదా అంటుంటారు కొందరు పూర్వపక్షులు. ఇక్కడ ప్రశ్న సమాధాన రూపంలో చెప్పుకుంటేనే మనకు బాగా అర్థమవుతుంది సూత్రములు. అందుకే పూర్వపక్షి తర్వాత సిద్ధాంతం, ఒకటి పూర్వపక్షం ఇంకోటి సిద్ధాంతం. సిద్ధాంతం అంటే తర్వాత చెప్పినటువంటి చివరి మాట అన్నమాట. భేదాన్నేతి చేయికస్యామపి అని ఇందులో చెప్తున్నారు. అంటే భేదములు ఉండవచ్చుగాక, అవి అల్పములే తప్ప భేదముల ద్వారా భిన్నములు అనడానికి లేదు. ఉదాహరణకి పంచాగ్ని విద్య గురించి మనం చెప్పుకున్నాం, కొన్ని కొన్ని విద్యల గురించి ఇక్కడ సమీక్ష చేస్తాం. దీని ద్వారా అయినా ఉపనిషద్ విద్యలంటే ఒక అవగాహన కలుగుతుంది, మరేం లేదు. అన్ని విద్యలు 34 చెప్పుకోలేం. ఒకే విద్య 2 ఉపనిషత్తుల్లో 3 ఉపనిషత్తుల్లో కూడా కనబడుతుంది. ఒకే పేరుతో ఉన్న విద్య, ఒకే పేరుతో విద్య 2-3 చోట్ల కలిసే కనిపించేటప్పటికల్లా అది ఒకే విద్య చెప్పినట్ట అంటే ఒక్కొక్కప్పుడు అలాగే ఉంటుంది. ఒకే విద్య 2-3 ఉపనిషత్తులు ఉంటుంది, అప్పుడు 2-3 ఉపనిషత్తులు చెప్పిందని ఒక విద్యగా గ్రహించాలి. ఇది ఒక పద్ధతి అండి. ఇంకో చోట పేరు ఒకటే ఉంటుంది కానీ విద్యలు ఒకటి కావు. అదో విద్య ఇదో విద్య. అందుకే దానికి జాగ్రత్తగా పూర్వాపరాలు చూసుకుంటూ సమన్వయించుకోవాలి. అయితే వేటితో కలుస్తాయి, వేటితో కలియవో ఇక్కడ వివరిస్తారన్నీ కూడా. దాన్ని బట్టి మనం ఈ చర్చ వల్ల మనకి ఉపనిషత్తుల్లో చెప్పిన విద్యల యొక్క స్వరూపం కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కనుక అన్ని అధికరణములు చెప్పుకోకపోయినప్పటికీ కూడా ఉపనిషద్ విద్యలపై అవగాహన కోసం కొన్ని అధికరణములు చెప్పుకుంటాం. ఆ చెప్పుకోవడం కూడా మనం శ్రవణం మననం రూపంలో ఇక్కడే జరుగుతూ ఉంటే ఇది కూడా మనకి ఆ బ్రహ్మం యొక్క చింతనకి పనికొస్తుంది. కనుక పంచాగ్ని విద్యని బృహదారణ్యకంలో చెప్పేటప్పుడు ఆరు అగ్నులు అని చెప్పారు. ఛాందోగ్యంలో అయితే పంచాగ్నులు ఐదు చెప్పారు. ఇప్పుడు రెండింటికి తేడా వచ్చేసింది కదా. అలాగే ప్రాణోపాసనకు సంబంధించేటువంటి విషయంలో ఛాందోగ్య శాఖ వారు వీరు నాలుగు ప్రాణాలు అని చెప్తే, వాజసనేయులు, వాజసనేయులు అంటే బృహదారణ్యకం వాజసనేయ శాఖకు సంబంధించినటువంటిది, వీళ్ళు ఛాందోగ్యులు సామగులు అంటారు. అందుకని సామవేద శాఖకు సంబంధించిన ఛాందోగ్యం. వాళ్ళు ఎన్ని చెప్పారంటే ప్రాణాలు నాలుగుని చెప్పారు, వాజసనేయులు ఐదని చెప్పారు. తేడా వచ్చింది కదా మీ ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తుకు ఉపనిషత్తుకి. అంటే అవి కించిత్ భేదమే తప్ప అది తేడా కాదు అని తెలుసుకోవాలి అన్నారు ఇక్కడ. ఎందుకంటే వీడు ఐదు విద్యలు చెప్తే మరికొంచెం వెళ్ళి మరొక విషయాన్ని కలిపాడే తప్ప అంత మాత్రం చేత మనం భేదం అనుకోవడానికి లేదు. మనం అది ఇది కలిపి ఒకే విధమైనటువంటి పంచాగ్ని విద్యగా అంటే అగ్ని విద్యగా దాన్ని అనుకోవాలి, ప్రాణ విద్యగా దీన్ని తీసుకోవాలి. రెండు కలిపి ఒకటైపోయాయి ఇప్పుడు. కనుక రెండు అది కనుక కించిత్ భేదములు కనిపించినంత మాత్రాన విద్యలు వేరు అనుకోవడానికి లేదు. అది కించిత్ భేదమే తప్ప మిగిలినవన్నీ సామ్యంగా ఉన్నాయి. ఇక్కడ సూత్రం ఏంటంటే, సూత్రం అంటే వ్యాఖ్యానంలో చెప్తున్నది, భేదం అల్పంగా ఉండి సమానత్వం ఎక్కువగా కానీ ఉంటే ఆ రెండు ఒకటే అవుతాయి కానీ నానాత్వములు కావు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. అక్కడ ఐదు ఒకటి చిన్న తేడావే తప్ప మిగిలిన వర్ణనలను ఐదు ఇక్కడే ఉన్నాయి, దాంట్లోనే ఉన్నాయి. కించిత్ భేదం, అందుకే అవి నానాత్వం కిందలు ఎక్కడ వేయడానికి లేదు, సమానత్వం కిందే చూపించాలి అనే సూత్రాన్ని చూపించారు. దాని తర్వాత ఉపసంహారాధికరణం, ఇది చాలా ముఖ్యమైనటువంటి అధికరణం, తర్వాత చెప్పుకోబోయే వాటన్నిటికీ కూడా పనికొస్తుంది. ఉపసంహారము అనే మాటకి అర్థం ఏంటంటే, ఒకచోట చెప్పినటువంటి గుణములు ధర్మములు చూసుకొని మరొక చోట వాటిని సమన్వయించవచ్చు అంటే ఉపసంహారం అంటారు. అంటే రెండు భిన్న విద్యలు కనబడతాయి కానీ అక్కడికి ఇక్కడికి చెప్పిన కొన్ని గుణములు సమానంగా ఉంటే అవి తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అని చెప్తే ఉపసంహారం అవుతుంది. అలా తీసుకోవడానికి వీల్లేదు అంటే ఉపసంహారం కుదరదు అని అర్థం అన్నమాట. ఎక్కడైతే ఉపసంహారం కుదురుతుందో వాటికి సమానత్వం వస్తుంది. ఉపసంహారం కుదరని వాటికి భిన్న విద్యలు అంటారు. స్పష్టమవుతుంది కదా. ఈరోజు మనకి ఇంకా లౌకికమైన ఉదాహరణల కంటే శాస్త్రీయమైన అంశములే చాలా ప్రధానంగా నడుస్తాయి. ఇన్నాళ్ళు ఏడు రోజులు చెప్పుకుని లౌకికం వాటితో కొంచెం అందుకోవడానికి ప్రయత్నించేద్దాం. కనుక ఏకాగ్రత ఎక్కువ అవసరం ఇవాడ. అంత ఏకాగ్రత పెట్టి కష్టపడి విన్నదానికి ప్రయోజనం మాత్రం తప్పకుండా ఉంటుంది. తర్వాత ప్రయోజన అపేక్ష చూద్దాం. సరే, మొత్తానికి ఉపసంహారం అంటే అర్థమైంది కదా. ఒకే చోట చెప్పిన గుణాలని ధర్మాలని మరో చోట కూడా కలుపుకోవచ్చండి, కలిపి ఏకం చేయవచ్చు అంటే ఉపసంహారం. కలపడానికి కుదరదు అనే చోట ఉపసంహారం కుదరదు అని అర్థం. కనుక ఎక్కడ ఉపసంహారం కుదురుతుంది ఎక్కడ కుదరదు అనే దాని గురించి ఇక్కడ వివరిస్తున్నారు. ఉపసంహారో అర్థాభేదాత్ విధిశేషవత్ సమానేచ అనే సూత్రం ఇక్కడ. అంటే ఉపసంహారము జరిగినప్పుడు అక్కడ విజ్ఞానభేదం ఉపాసనాభేదం లేని విషయంలోనే అందుకే అర్థ అభేదాత్ అన్నాడు ఇక్కడ. అర్థమ విషయంలో అభేదము, అది వాటి యొక్క ప్రయోజన విషయంలో అభేదమైనప్పుడు అక్కడ ఉపసంహారం కుదురుతున్నది. దీనికి అనేక రకములైన ఉదాహరణకి వేదంలో కర్మకాండ వైపు కొంచెం చెప్తూ ఉదాహరణ వస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్తున్నాం జ్ఞానకాండ. సగుణ బ్రహ్మ ఉపాసనకి జ్ఞానకాండలోనే స్థానము, కర్మకాండలో లేదు ఇక్కడ. అందుకు సగుణ బ్రహ్మోపాసనలోకి మనం ప్రవేశించి మనం ఏ విధంగా సమన్వయించుకుని మన సాధనలోకి తెచ్చుకోవాలో జాగ్రత్తగా తీసుకువెళ్తున్నాం. కనుకనే సగుణ బ్రహ్మోపాసన ముక్తిహేతు, క్రమముక్తే కావచ్చు కానీ ముక్తిహేతువే, అందులో సందేహం లేదు. కనుకనే ఇక్కడ ఇది జ్ఞాన విషయం. కానీ కొన్ని అర్థం చేసుకోవడానికి కర్మకాండలో ఉదాహరణలు చెప్పవచ్చు. కర్మకాండలో ఒక చోట అంటాడు, సమిధలు తీసుకురావాలి అంటాడు ఒక ప్రక్రియలో కారికలో. సమిధలు అంటే ఏవి అని ప్రశ్న వేస్తే మరొక చోట ఇంకెక్కడో ఔదుంబర అని వేస్తాడు అక్కడ. దానికి సంబంధించిన యజ్ఞ విశేషంలో, దానికి సంబంధించిన యజ్ఞ విశేషంలో అంటే మేడి చెట్టు సమిధలు తీసుకురావాలి అని. అప్పుడు రెండు కలుపుకోవాలట. ఎందుకు అక్కడ సమిధలు తీసుకురావాలి అని అన్నాడు కానీ ఫలానావని చెప్పలేదు. ఇక్కడ ఔదుంబర సమిధలు తీసుకురావాలి అన్నాడు కనుక అక్కడ సమిధల దగ్గర ఔదుంబర కలుపుకుని రెండు ప్రకరణాలు సరిచేసుకోవచ్చు. ఏది దానికి సంబంధించిన అంశములు. అలాగే ఇక్కడ కూడా ఉపనిషత్తుల్లో కూడా కొన్ని చోట్ల చెప్పిన దానికి మరింత మరికొన్ని చోట్ల చెప్పినవి కలుపుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి ఉపనిషత్తులకు ఏక హృదయం మనకు అర్థమవుతుంది. ఇది ఉపసంహారం అనే దాని విషయం. అయితే కొన్ని చోట్లకు వచ్చేటప్పటికల్లా భిన్న భిన్నములు ఉంటాయి, అప్పుడు రెండు కలుపుకోరాదు. ఉదాహరణకి ఇందాక మీకు పంచాగ్ని విద్య ఇత్యాదుల్లో కలుపుకోవచ్చని చెప్పుకున్న కించిత్ భేదమున్న కొన్ని చోట్ల నవా ప్రకరణ భేదాత్ పరోవరీయస్త్వాదివత్, ఇది సూత్రం. ప్రకరణ భేదం అని గుర్తుంది, ప్రకరణ భేదం అంటే కంటెస్ట్. ఒక కంటెస్ట్లో చెప్తున్నటువంటి విషయాన్ని తీసుకుని దానికి భిన్నమైన కంటెస్ట్లో తెచ్చిన దాన్ని కలపకూడదు, అది ఇక్కడ అనమాట. అది ఎలాగూ అంటే చెప్తున్నాడు ఇక్కడ, ఉద్గీతోపాసన అని ఒకటి ఉన్నది, ఇది ఉద్గీత విద్య అని చెప్పబడుతుంది. ఈ ఉద్గీతోపాసన అనేటువంటిది ప్రకరణ భేదం వల్ల రెండు చోట్ల మనకి కనబడుతూ ఉంటుంది. ఆ రెండు చోట్ల చెప్పినది ఛాందోగ్యంలోనే మనకు కనబడుతున్నప్పటికీ కూడా, ఒకే వేదంలో ఒకే ఉపనిషత్తులో కనబడుతున్నప్పటికీ కూడా, ఒకే విద్య అయినప్పటికీ కూడా రెండు ప్రకరణముల్లో కనబడేటప్పుడు రెండిటికి కూడా పొత్తు కుదరదు. అది ఎలాగొచ్చారండి, ఇక్కడ చూపిస్తున్నాడు. ఓమిత్యేతరక్షరముద్గీత ఉపాసీత అని ఒకటి చోట చెప్తాడు, ఇంకొక చోటకు వచ్చేటప్పటికల్లా తముద్గీతం ఉపాసాంచక్రిరే అని వస్తున్నది. ఈ రెండిటికి పేరు వింటే ఉద్గీతం అనే కనిపించింది కనుక వెంటనే మనం కలిపేస్తాం, కానీ రెండికి చాలా తేడా ఉందిట. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఓం అనే అక్షరము ఉద్గీతము, దానిని ఉపాసించాలి అని ప్రణవ ఉపాసన గురించి అక్కడ చెప్పాడు. ఇక్కడ ఏ విషయంలో చెప్తున్నాడంటే దేవతలు ప్రాణరూపములో ఉన్న ఉద్గీతాన్ని ఉపాసించారు అని ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఉద్గీతం అనే శబ్దము ప్రాణానికి సంబంధించినటువంటి విషయము, అక్కడ ఉద్గీతం అనే శబ్దం ఓంకారానికి విషయం. కనుక పేరు ఒక్కడి సరిపోయినంత మాత్రమునే రెండు తీసుకోవడానికి లేదు సుమా. ఇక్కడ సూత్రంలో పరోవరీయస్త్వాదివత్ అనే ఒక మాట ఉన్నది, అంటే సయేష పరోవరీయానుద్గీత సయేషోనంత అని. అంటే పరోవరీయసి అంటే అన్నిటికంటే గొప్పది అని అర్థం. ఈ అన్నిటికంటే గొప్పది అని చెప్పినటువంటి ఉద్గీత విద్యకి మరొక చోట మరొక రకంగా చెప్పిన దానికి కూడాను ప్రకరణ భేదం బట్టి భేదం ఉన్నది, ఇది వివరించాడు అనమాట. ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ అని కాదండి, రెండు ఒకటి కాదని చెప్పడు ఇక్కడ. కనుక ఉద్గీత విద్య అనగానే మనం ఒక్కటని చెప్పడానికి లేదు, రెండు రకములుగా ఉన్నది. ఇందాక పంచాగ్ని విద్య అనేది రెండు ఉపనిషత్తుల్లో భిన్న భిన్నంగా ఒకటయింది, ఇక్కడ ఉద్గీత విద్య అనేది ఒకే ఉపనిషత్తులో రెండు ప్రకరణాలు చెప్పినప్పుడు భిన్నములైపోయి. అయితే ఇక్కడ కొంచెం తెలివిగా ఆలోచిస్తే మరొక విషయం కనబడుతుంది, అదేమిటి అంటే కొన్నిసార్లు ఒకే ఉపనిషత్తులో ఒకే విషయాన్ని రెండు మార్లు చెప్పరు కదా, ఇది అంతే కదండి. ఒక పుస్తకంలో ఒక విషయం ఒకసారి రాస్తారు కానీ మళ్ళీ మరొకసారి అదే రాస్తారా? వాడికి కావాలంటే అదే చదువుతాడు. కనుకనే మీరు చెప్పినట్టు ఛాందోగ్యంలో రెండు మార్లు ఉద్గీతం చెప్పిందంటే రెండోది మరొక భావంతో రాసేది సరిపోయింది, కానీ అలాగ అన్ని చోట్ల చెప్పడానికి లేదంటాడు మళ్ళీ. అందుకే శాస్త్ర విషయాలు ఎందుకు, ఒక చోట మేము ఒకే శాఖలో రెండు చెప్తాట, ఒకే శాఖలో రెండు మాటలు ఉంటాయి, రెండు మాటలు ఒకటే అంటాడు అక్కడ. అలాంటివేవి ఇప్పుడు దాన్ని బట్టి చిన్న చిన్న భేదములు, అంటే ఉపనిషద్ విద్యల యందు ఉన్న స్వరూపం తెలుసుకోవడానికి ఇవన్నీ వివరించడం జరుగుతున్నది. అలాగే కలుపుకోవలసిన వాటిలో బృహదారణ్యకంలోనూ ఛాందోగ్యంలోనూ ప్రాణ సంవాదం గురించి, ప్రాణముల ప్రాణ విద్య గురించి చెప్పేటప్పుడు అందులో ఒక మాట వస్తుంది, వశిష్ఠత్వం అని ఒక మాట వేశాడు. ఆ ప్రాణశక్తికున్న వశిష్ఠత్వం ఒకతోటి చెప్తాడు. అలాగే కౌశీతికి ఉపనిషత్తు అనే విషయంలోకి వచ్చేటప్పటికల్లా అక్కడ ప్రాణముల విషయంలో శ్రేష్ఠత్వం అని చెప్తాడు. ఇక్కడ వశిష్ఠత్వం ఒక గుణం, అక్కడ శ్రేష్ఠత్వం మరొక గుణం, రెండు భిన్న భిన్న గుణములు ఉన్నాయి కనుక తీసుకోకూడదు అని అనకూడదు అన్నాడు ఇక్కడ. చూడండి ఎంత చర్చ, కొద్దిసేపు మాత్రం ఈ విధమైన చర్చ భరించాలి, కానీ శాస్త్ర విషయమైన అంశములు కనుక ఆసక్తి ఉంటుంది అది కూడా. చూడండి ఎలా అన్వయించుకోవాలి, ఒక్కడ తెలిసిపోయింది అనుకోండి సూత్రం మనకి, మనకి ఏ ఉపాసనలైనా దేనికి కుదురుతుంది దేనికి కుదరదు మనం తెలుసుకోవచ్చు. అందుకే ఎలాంటి ఆలోచనతో చూడాలి ఉపనిషత్తుని అనేది అంత పదునుగా చూశారు శంకర భగవత్పాదులు వారు. అంత పదునుగా శంకర్లు చూడటమే కాదు, ఆయనకు సూత్రం అందించిన బాధరాయణ అంత పదునుగా చూపిస్తున్నాడు ఇక్కడ మనకి. ఆయన చెప్పిందే కదా ఈయన అన్వేషిస్తున్నాడు, అంత పదునుగా ఒకే ఉపనిషత్తులో రెండు పేర్లు ఉన్నంత మాత్రమున అది రెండు పేర్లు ఒకటే అయినంత మాత్రం ఒకటి కాదు అని ఒకటి ప్రతిపాదించాడు. ఇక్కడ అలాగే ఒక చోట ఒక గుణము మరొక చోట మరో గుణము చెప్పబడుతూ రెండు ఉపనిషత్తుల్లో ఉన్నప్పుడు వాటి విడిగానే తీసుకోవాలా, కాదు కలపవచ్చు, ఎలా కలపవచ్చు చూపిస్తున్నాడు. రెండు ప్రాణ విద్యలే గనక అన్నాడు, రెండు ప్రాణ విద్యలే, ఇక్కడ వశిష్ఠత్వము అక్కడ శ్రేష్ఠత్వము చెప్పాడు. ఇప్పుడు ఈ సూత్రములు మామూలు ఒక్క మీకు ఉపనిషత్తుల కోసమే కాదండి, పరస్పర భిన్నములుగా కనిపించే ఆర్ష విజ్ఞానములన్నిటికీ కూడా ఇక్కడ చాలా ముఖ్యమైన మాట గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని స్తుతిస్తూ ఋషులు ఒక మాట అన్నారు, సమన్వయశ్చ వేదానాం అవిరోధస్త్వమేవహి అని గొప్ప మాట అన్నారు. అమ్మా వేద ధర్మములు ఎలాంటివి, వేదం అంటే శాస్త్రధర్మములు, ఇవన్నీ ఒకదానికోటి విరోధముగా కనబడుతూ ఉంటాయి, పిచ్చెక్కిస్తూ ఉంటాయి విరోధం వల్ల అంటే వాటిలో ఒక సమన్వయం ఉంది నాయన, పైకి విరోధంలా కనబడ్డా వాటిలో ఒక సమన్వయం ఉన్నది అన్నారు. ఆ సమన్వయం ఏమిటి అంటే నా దయ లేకపోతే తెలియదు అన్నది తల్లి ఇక్కడ. కనుకనే పరస్పర విరుద్ధములాగా కనబడిన వాటి యందు సమన్వయం సాధించాలంటే వేటిలో ఋషులు చెప్పిన విషయంలో, అలాగని ఆస్తిక ధర్మములతో నాస్తిక ధర్మం కలిపేయాలని చూడడం కాదు. మన శరీరంలోనే ఒక అవయవానికి ఆపరేషన్ చేసేటప్పుడు ఇంకొక అవయవం దగ్గర నుంచి నరం తీసుకోవాలంటే దానికంటూ ఏ అవయవం నుంచి తీసుకోవాలి అందులోంచి తీసుకోవాలి. కానీ నా శరీరమే కదా అని ఇంకో పార్ట్ నుంచి తీసుకుంటే అత్తకదు అది. మన శరీరంలోనే అలా ఉన్నప్పుడు శాస్త్ర విషయాల్లోనే ఇలాగుంటాయి. అందుకే దేన్ని కలపాలి, దేన్ని విడదీసి చూసుకోవాలి, ఇది చాలా అవసరం. అందుకే సమన్వయం పేరుతో సాంకర్యాలు చేసేసిన ప్రమాదం ఇక్కడ. అందుకే ఈ సూత్రములు ఏవైతే ఉన్నాయో ఇవి సర్వశాస్త్రములకి వర్తిస్తాయని ఆ చమత్కారం చూపించడానికే ఇచ్చిందంతా నేను చెప్పేనా, రేపటి నుంచి ఈ పాటు కూడా జనం ఉండరు నాకు తెలుసు. ఎందుకంటే శాస్త్రం మనం దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చేటప్పుడు ఎన్ని అవస్థలు పడాలో అది వేరే విషయం. ఒకే సమాన స్థాయిలో నాకు కావాలి అని ప్రిపేర్ అయ్యి కూర్చున్నవాడికి పదపదానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు చెప్తూ పాఠం చెప్పడం చాలా సులభం. కానీ భిన్న భిన్న విషయాలతో రకరకాల సంస్కారములతో కూర్చున్న అనేక మంది ముందుకు తెచ్చేటప్పుడు ఒకటైనా చేయాలి, ఉన్నది ఉన్నట్టే చెప్తే భరించలేము. దానికి మసిపూసి మారేడుకాయ చేయడం మోసం. అలా చేయకపోతే మాకేం అక్కలేదండి, ఆసక్తి లేదండి, ఇంట్రెస్ట్ లేదు, జోకు లేదు, కథ లేదు, పాడు లేదు అంటారు. ఇక్కడ జోకులకి కథలకి బ్రహ్మసూత్రాలు ఎందుకు? అదొకటి. పోనీ ప్రజల్ని రంజింపజేయడానికి ఏవేవో ఉదాహరణలు చెప్తూ ఉదాహరణల పేరుతో కథలు చెప్తూ కాలక్షేపం చేద్దామా అంటే అందరూ ఆనందించచ్చు, కానీ చెప్పిన వాడికి తెలుస్తుంది వంచన చేశానని. కనుక ఈ రెండూ జాగ్రత్త పడడం మహాకష్టం అండి. అందుకు శాస్త్ర విషయంలో మన శాస్త్రములు ఎంత అద్భుతంగా ఎలాంటి స్థానంలో ఉంది, ఎలాంటి శబ్దాన్ని ఎంత చక్కగా పెట్టే, వాటికి మార్గం ఎలా వేశారు ఋషులు, అవి మనం ఎలా అందుకోవాలి. కనుక ఎన్ని ఉపాసన విద్యలు ఉన్నాయే. కనుకనే సగుణ బ్రహ్మోపాసనకు వచ్చినప్పటికీ అనేకత్వం వచ్చేసింది, నిర్గుణ విషయంలో కూడా ఏకత్వం ఉంది. ఇప్పుడు ఏది బెటర్ అనిపిస్తుంది మనకి? ఏకత్వం బెటర్ అండి అనడం అది మహాకష్టం. అదే ఇంకా సగుణ బ్రహ్మోపాసన సులభం. అయితే ఇన్నున్నాయి కదండి, ఇన్నుంటేనే చాలా సులభం, నచ్చింది ఒకటి తీసుకోవచ్చు. ఉన్నది ఒకటే అయితే నచ్చినా నచ్చకపోయినా అదే పట్టుకు వేలాడాలి. ఇన్ని ఉండడం సులభం. కనుక అనేకత్వం ఉండడం చాలా సులభం అండి. అక్కడ ఒక మంచి సులభమైన మాట అన్నాడు, అనేకత్వానికి ఏకత్వమే లక్ష్యం కనుక ఏదో ఒకటి పట్టుకుని మనం తరించిపోవచ్చు. కానీ అక్కడ నిర్గుణం ఒకటే కానీ మహాకష్టం, అది సామాన్యమైన అంశం కాదు. ఇక్కడ బస్ స్టాండ్లో 10 బస్సులు ఒక ఊరుకుంటే ఏదో బస్సుకి వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు ఏదో ఊరేళ్ళంటే ఒకటే ఫ్లైటు, చాలా మంచిదే. కానీ దానికి ఎంత కష్టపడాలి, ఎంత తెచ్చుకోవాలి, అలాగే ఉంటాయి కూడా విషయంలో. నిర్గుణ బ్రహ్మజ్ఞానం చాలా గొప్పదే చెప్పడానికి, కబుర్లు చెప్పడానికి అంత తేలిక కాదు అది. సగుణ బ్రహ్మోపాసన కూడా అంత తేలిక ఏం కాదనుకోండి. ఈ ఉపాసన ఒక్కొక్కటి చేయడం ఎంత క్లిష్టం అనుకున్నారు? ఏదో మంత్రం తీసుకుని జపమాలు చెప్పేయడమా? ఇదంతా కూడా చాలా ఆలోచించవలసిన మహావిషయములు ఇవన్నీ. ఒక్కటి, బుద్ధికి పని పెట్టకపోతే జీవుడు తరించడు, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. బుద్ధికి పని పెట్టేది ఏదైతే ఉందో అదే మనల్ని తరింపజేస్తుంది. కానీ బుద్ధిని అమ్మో భరించలేకపోతున్నామండి, ఆలోచించలేకపోతున్నామంటే ఇంకా ఎన్నో జన్మలు వేచుకున్నాయని అర్థం. ఇక్కడ భగవంతుడు ఇచ్చిన బుద్ధిశక్తిని మనం దానికి ఉపయోగపెడితేనే, అది తదాకార వృత్తిని పొందగలిగితేనే క్రమంగా ఈ బుద్ధి అని ఉపాధి రాలిపోయే శక్తి ఉంటుంది. ఈ బుద్ధి ఉపాధి రాలిపోతేనే అభేద జ్ఞానం అని చెప్పుకున్నాం కదా. కానీ బుద్ధికి పనిపెట్టేటువంటి అంశం కొంచెమైనా పెడితే ఎక్సర్సైజ్ అవుతుంది ఇక్కడ. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వశిష్ఠత్వం అనేటువంటిది ఈ బృహదారణ్యక ఛాందోగ్యముల్లో చెప్తే ఈ కౌశీతకి ఉపనిషత్తులో శ్రేష్ఠత్వం అని చెప్పాడు. ఈ రెండు భిన్న భిన్నములైనటువంటి గుణాలు కదా, అన్వయించుకోవచ్చు అండి, అన్వయించుకోవచ్చు అన్నారు. ఎందుకంటే రెండు ప్రాణోపాసన అనే దాని గురించి చెప్పే కనుక అక్కడొక గుణం ఇక్కడొక గుణం చెప్తే రెండింటి కలుపుకోండి. ఒక మహాత్ముడు గురించి మాట్లాడుతూ ఆయన దానగుణ సంపన్నుడు అంటాడు ఒక చోట, మరెక్కడో మాట్లాడుతూ ఆయన దయాగుణ సంపన్నుడు అంటాడు ఒకటి. ఏదో ఒక గుణం చెప్పండి అంటే ఎలాగా, రెండూ తెచ్చిపెట్టుకుని. ఎందుకంటే ఒకే మహాత్ముడు గురించి చెప్పిన సందర్భం కనుక రెండూ తీసుకొచ్చి వాడికి ఎలాగైతే అన్వయించేమో అదేవిధంగా ఇక్కడ వశిష్ఠత్వము శ్రేష్ఠత్వము రెండు ప్రాణ విద్యలో చెప్తూ ప్రాణము యొక్క ఉత్కృష్టం ఏదైతే ఉన్నదో ఆ ఉత్కృష్టత రూపంలో ఉన్న బ్రహ్మమును గ్రహించి ఉపాసించడమే అక్కడ చెప్పే సగుణ బ్రహ్మ ఉపాసన. అర్థమవుతున్నది కదా. మనలోనే పరమాత్మ ఏ విధములైనటువంటి స్వరూపములతో ఉన్నాడో వాటి యొక్క ఉత్కృష్టత లక్షణం బట్టి దాని యందు బ్రహ్మభావనతో మనం చేయాలి. ఇది సగుణ బ్రహ్మోపాసన ఉండేది. అయితే ఇక్కడ వశిష్ఠత్వము శ్రేష్ఠత్వము రెండింటికి అర్థములేంటి? శ్రేష్ఠత్వం అంటే చాలామందికి అర్థం తెలిసిపోయి ఉంటుంది, గొప్పది కదా. మరి వశిష్ఠత్వము, వశిష్ఠ ఈ శబ్దానికి తెలిస్తే ఋషి పేరు కూడా తెలిసిపోతుంది. వశిష్ఠత్వం అంటే సుస్థిరత్వము అని అర్థం. సుస్థిరమైన జ్ఞానం అంటే అటు ఇటు ఇంక చేతరదు, అభేద బ్రహ్మజ్ఞానమే సుస్థిరత్వం అది. సరే, మొత్తానికి సుస్థిరమైన శక్తి అది వశిష్ఠత్వము, ఇక్కడ శ్రేష్ఠత్వము. ఇది ప్రాణ ఉపాసనలో స్వీకరించాలి. ఎందుకే సర్వాభేదాద్ అన్యత్రేమే అనే సూత్రం ఇది. అంటే సర్వ అభేదాత్ అన్యత్రయమే, సర్వత్ర వివిధ చోట్ల చెప్పినా అభేదముగా చెప్పారు గనక అన్యత్రా చెప్పిన దాన్ని కూడా స్వీకరించుకోవచ్చు అని దీని యొక్క విషయం. దీన్ని బట్టి మనకు భిన్నములుగా కనబడుతున్న వాటిలో ఏకత్వము, ఏకముగా కనబడుతున్న వాటిలో భిన్నత్వం గమనించి దేన్ని కలుపుకోవాలో దేన్ని పక్కన పెట్టాలో అర్థమవుతున్నది. అయ్యా సరే, మరి ఆనందాది గుణములు చెప్తూ ఒకచోట ఆనందమయుడు, సత్స్వరూపుడు, చిన్మయుడు, చిద్రూపుడు అంటారు ఒకచోట, మరొక చోట సర్వగతుడు, విజ్ఞానఘనుడు అని మరొక చోట చెప్తూ ఉంటారు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని, అదే సర్వగత సుసూక్ష్మ అని మరొక చోట. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ఒకచోట చెప్పాడు ఆయన. సచ్చిదానంద ఆనందాదేవ కల్విమాన భూతాన జాయంతి అని ఆయన ఆనందస్వరూపుడు అన్నాడు. అక్కడ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఒక గుణము, అదేవిధంగా ఆనందమయుడని మరొక గుణము, ఇంకో ఆనందమయుడు ఏమిటి ఆనందస్వరూపుడని ఒకచోట చెప్పాడు, ఇంకోటి చోటు సర్వగతుడు అనే మాట చెప్పారు. ఇలా భిన్న భిన్నములుగా చెప్పిన వాటన్నిటి కలుపుకుని ఒకటిగా తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పారు ఇక్కడ. దీనికి ఆనందాదయ ప్రధానశ, దీని పేరు ఆనందాద్యధికరణం అని పేరు. ఎందుకు ఆనందాదయ ప్రధానశ ఈ మాటకి అర్థం తెలుసుకుందాం. సగుణము వచ్చేటప్పటికల్లా మనం ఒక పరిమితిలో అపరిమితమైన ఈశ్వర చైతన్యాన్ని భావించిన సగుణం. కనుక సగుణం అనగానే ఇది నిర్వచనం తెలుసుకోండి. ఒక పరిమితిలో అపరిమితమైన ఈశ్వర చైతన్యాన్ని భావించి ఆరాధించడాన్ని సగుణం. విద్యలన్నిటిలో భావన ఉంటుంది, విద్యలన్నిటిలో భావన ఉంటుంది, నిర్గుణ విషయంలో విచారణ ఉంటుంది. రెండిటికి ఇది ఇక్కడ అక్కడ విచారణ. రెండు అంతఃకరణం యొక్క పనులే, కానీ వ్యవహారం బట్టి భావించేది మనస్సు, విచారించేది బుద్ధి అని పేరు పెడతారు. రెండు అంతఃకరణ కార్యములే. కనుకనే విద్య ఉపాసన, ఉపాసనకు మరో పేరే విద్య. అందుకే శ్రీ విద్య అనడానికి అదే కారణం. విద్య ఉపాసనకు ఉండవలసింది భావన. భావన ఉపనిషద్ విద్యలన్నీ భావనాత్మకములే. ఉపనిషత్తుల్లో చెప్పిన ఏ విద్యకి యంత్రం కానీ మంత్రం కానీ తంత్రం కానీ లేదు, కేవలం భావనే చెప్తుంటారు. అక్కడ వివిధములైన ఆలంబనలుగా ఉపాసించినప్పటికీ భావనాత్మకంగా ఉపాసన జరగాలి. అందుకే ధ్యానము, భావన ఈ రెండే ఉపనిషద్ విద్యల్లో కనబడేవి. ఈ సంప్రదాయం మనం తీసుకుని మనం చేసేటువంటి ఈ సగుణ బ్రహ్మోపాసనలు గాని అన్వయించగలిగితే అప్పుడు అది అంతర్ముఖ సమారాధ్య స్థితికి తీసుకువెళుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని ఎప్పుడూ బాహ్యమైన అవే చేయడం కాకుండా క్రమంగా భావనలోకి వెళ్ళాలి. అలాగని బాహ్యం విడిచిపెట్టమని నేనేం చెప్పట్లేదు. భావన ప్రధానమని చెప్తున్నా ఇక్కడ. కానీ ధ్యాన భావనలు ఈ రెండే ఉపనిషద్ విద్యలో ప్రధానం. ఆ రెండిటితో కలిసిన సగుణ బ్రహ్మోపాసనే ఎప్పటికైనా మనల్ని తరింపజేయగలదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఆనందమయ ఇక్కడ ఆనందాదయ ప్రధానశ అనేటువంటి ఈ సూత్రంలో చెప్తున్న విషయం ఏమిటి అంటే ఆనందాదయ ప్రధానశ బ్రహ్మణో ధర్మాః సర్వే సర్వత్ర ప్రతిపత్తవ్యాః అంటున్నారు శంకరులు. ఆనందాది ప్రధాన ధర్మములు ఎవరివి? ఆనందము, సర్వవ్యాపకము, సత్యము, జ్ఞానము, అనంతము, ఇవన్నీ ఎవరివి? ఎవరి లక్షణాలు? ఇవన్నీ కూడా పరిమితమైన వాటి వల్ల లక్షణాలు కావు, అన్నీ ఒకటే. అపరిమితమై అవ్యయమై సర్వగతమై ఉన్నటువంటి పరమాత్మకు సంబంధించినదే, నిర్గుణ బ్రహ్మమునకు సంబంధించిన అంశమదే. అందుకు ఉపనిషత్తుల్లో రెండు రకాల మాటలు వినబడుతుంటాయి. కొన్ని మాటలు సగుణ బ్రహ్మకు సంబంధించిన విషయములు, కొన్ని మాటలు నిర్గుణ బ్రహ్మకు సంబంధించిన విషయములు. అది కనుక ఎవరి స్థాయి బట్టి వాళ్ళు నిర్గుణ బ్రహ్మమును అందుకొనగలి చేసేవారికి వారికది, సగుణ బ్రహ్మమునే చేసేవాళ్ళు వీరికది. అధికార భేదం అంతేకాని ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఇది ఉపాసన మార్గం, అది జ్ఞాన మార్గం అని ప్రస్తుతానికి అనుకుందాం. కనుక జ్ఞాన మార్గానికంతా నిర్గుణ బ్రహ్మమే, అభేద బ్రహ్మజ్ఞానమే అక్కడ చెప్పబడుతుంది. దాన్ని నిర్విశేష బ్రహ్మజ్ఞానం అని అంటారు. ఇప్పుడు ఆనందాదులన్నీ కూడా నిర్విశేష బ్రహ్మమునకు సంబంధించిన మాటలే. అందుకు అక్కడికి వచ్చినప్పుడు ప్రధానమైన గుణములు కాక అన్ని శాఖల్లోని అది నిర్గుణ బ్రహ్మమును చెప్తోందని సమన్వయించుకోవలసిందే. అందుకు ఒకచోట సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ చెప్పినా, మరొక చోట ఆనందమని చెప్పినా, మరొక చోట సర్వగత సుసూక్ష్మ సద్రూప చిద్రూప పూర్ణ విజ్ఞాన ఘన సర్వాత్మక ఈ వాక్యములు చెప్పినా అన్నీ కలుపుకొని మనం అవి చెప్పవలసింది. దేని విషయంలో? సర్వత్రహి తదేవైకం ప్రధానం విశేష్యం బ్రహ్మానభిద్యతే అన్నారు ఇక్కడ. అవన్నీ కూడా ప్రధానమైన బ్రహ్మమునే చెప్తూ ఉన్నాయి. అందుకే ఆనందాదయ ప్రధానస్య అనే సూత్రం ఇక్కడ. ప్రధానస్య అంటే ఇక్కడ విషయం ఆ బ్రహ్మము గురించే చెప్పినవి ఇవన్నీ. ఇది కేవలం నిర్గుణ విషయంలో కనుక చక్కగా అన్వయించుకోవచ్చు అన్నారు. కనుకనే ఉపాస్య బ్రహ్మము ఒకటే అని ఇప్పుడే మనం ఇవన్నీ భిన్నములు కావండి వాటన్నీ కూడాను ఒకటే అంటూ మళ్ళీ వేటికవి భిన్నంగా వేటిలో ఏవి కలుపుకోవచ్చు వేటిని వేరుగా చూడాలి ఇన్ని చెప్పారే మీరు అంటే ఇక్కడ గొప్ప మాట అంటున్నారు ఏమిటంటే ఉపాస్య బ్రహ్మము ఒక్కటైనప్పటికీ కూడా ప్రక్రియాభేదం ఉండడం వల్ల అన్ని విద్యలు కలవవు అన్నారు ఇక్కడ. ప్రక్రియాభేదం ఎందుకంటే ప్రాణమును బ్రహ్మమని ఉపాసించు అనేటప్పుడు ప్రాణోపాసన, మనో బ్రహ్మేత్యుపాసీత అక్కడ మనోమయంగా బ్రహ్మమును ఉపాసించాం, అది ప్రాణము, ఇది మనస్సు. ఇంకో చోట వైశ్వానర విద్య, వైశ్వానర విద్య అంటే మనం చెప్పుకున్నాం ప్రధానంగా ఈ ముఖమునందు విశ్వరూపుడైనటువంటి పరమేశ్వరుని ఏ విధంగా భావన చేసుకోవాలి, అది వైశ్వానర విద్య. ఇంకోటి దహర విద్య. వీటికి స్థానములు వేరు, విధానములు వేరు, పద్ధతులు వేరైపోయే లేదా, కానీ వాటన్నింటి కలపడానికి చూడొద్దు మళ్ళీ. అదే ప్రాణ విద్య మరొక చోటు చెప్పినప్పుడు కించిత్ భేదంతో స్వీకరించవచ్చు, కానీ ప్రాణ విద్యని దహర విద్యని కలిపేయకూడదు. కానీ రెండూ బ్రహ్మమునికి సంబంధించినవి అయినప్పటికీ ఉపాస్య విషయంలో భేదము లేదు, ధ్యానము భావన చేయాలనలోనూ భేదము లేదు, భేదమంతా ఇక్కడ ప్రక్రియా భేదం వచ్చింది. అందుకే వీటి మధ్య ప్రక్రమ భేదం బట్టి ఆయా గుణాలకు అన్యత్ర ప్రాప్తి ఉండదు. అన్యత్ర ప్రాప్తి అంటే మరొక చోట ఉన్నదాంతో కలుపుకోవడం అనేది ఉండస్సుమా అని. పైగా సగుణ బ్రహ్మ ప్రకరణంలో చెప్పిన లక్షణాలని నిర్గుణ బ్రహ్మ ప్రకరణంలోకి అన్వయించడం కూడా కుదరదు, ఇది కూడా చెప్పాడు ఇక్కడ. అక్కడికదే ఇక్కడికిది, దేనితో ఏది కలుపుకోవాలో తెలియగలగాలి. మన ఎదురుగా కంచంలోనే రకరకాల పదార్థాలు వడ్డించుకున్నా మనం పెరుగుని పప్పుని కలిపి ఒకేసారి తినం, అవునా లేదా? మళ్ళీ అదే ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ కంచం ముందుకు తెస్తే అర్థమవుతుంది. అక్కడ పప్పు అన్నంలో ఏది కలుపుకోవాలో పక్కన మరో పదార్థం పెడతాడు, అప్పుడు దాంతో ఏది కలుపుకోవాలో మనకు తెలుస్తుంది, ఇంకో దాంతో ఏది కలుపుకోవాలో తెలుస్తుంది. అన్నీ వడ్డించి ఉంటాయి అక్కడ. ఆ తెలివి ఎలా ఎంత అలాగో ఉపనిషత్తుల్లో వడ్డించిన విద్యల్లో కూడా ఏ విద్యతో ఏది కలుపుకోవాలి, ఏ విద్యతో ఏది పక్కన పెట్టాలో తెలుసుకోగలగాలి. ఆ తెలుసుకోవడం అనే సూత్రం ఇక్కడ చెప్తున్నాడు. చాలా అందమైనటువంటి వీళ్ళ తెలివితేటల గురించి మనం తెలుసుకుని మురిసిపోతామనే ఉద్దేశంతో వీటిని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. పైగా ఇతరే త్వర్థ సామాన్యాత్ అని తర్వాత సూత్రం. అంటే ప్రతిపాద్యమైన బ్రహ్మము నిర్గుణమే అయినప్పుడు ఆ నిర్గుణ బ్రహ్మము గురించి భిన్న భిన్న స్థలముల్లో చెప్పినవన్నీ కలిపేసుకుని ఒక నిర్గుణ బ్రహ్మమని చెప్పుకోవచ్చు అనే విషయం ఇతరేతు అర్థ సామాన్యాత్ అనే సూత్రంలో సామాన్యమైన అంటే సమానమైన ప్రయోజనము అర్థము చెప్పడం చేత ఇతరముతో ఉన్నదాన్ని కలుపుకోవాలని సూత్రం చెప్పారు. అలా కానీ కలుపుకోకపోతే ఒక చిక్కన్నాడు. బ్రహ్మ విషయంలో ఉన్న ఈ సంపూర్ణమైన అవగాహన వీటన్నిటి ఒక దగ్గర తెచ్చుకుంటేనే ఉంటుంది, లేకపోతే కష్టం అన్నాడు ఇక్కడ. అందుకే సర్వం ఒక దగ్గర తెచ్చుకోవడం వల్ల బ్రహ్మ విద్యా ప్రసంగంలో ఇలా అన్వయించుకోవాలి, ఇలా ఉపసంహరించుకోవాలి. ఉపసంహారం అంటే అన్నీ ఒక దగ్గర తెచ్చుకున్నట, ఇది చాలా అవసరం సుమా. ఇలా అన్వయించుకోకపోతే బ్రహ్మతత్వాన్ని బోధించే మహావాక్యాలు అర్థం కావన్నాడు ఇక్కడ. అవన్నీ ఒక దగ్గర కలుపుకోకపోతేట అసలు బ్రహ్మ గురించి అవగాహన కాదు. అప్పుడు అహం బ్రహ్మాస్మి ఏమర్థం అవుతుంది, తత్వమస్మి ఏమవుతుంది, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ ఏమర్థం అవుతాయి? మహావాక్యాలు అంటే నాలుగే కదా. అందుకు నిర్గుణ బ్రహ్మము గురించి చెప్పినమన్నీ ఒక దగ్గర తెచ్చుకో అన్నాడు. అలాగే ఈ ఆనందము సర్వగతము ఒక దగ్గరికి తెచ్చుకోవలసినది అనే విషయాన్ని ఇక్కడ వివరించి ఇప్పుడు ఈ కలుపుకొని విడదీసే విషయంలో మరికొన్ని చెప్పుకుని తర్వాత ఉపాసన ఎలా చేయాలి అనే దాంట్లోకి ప్రవేశిద్దాం. శాండిల్య విద్య అని ఒక విద్య ఉన్నదండి, ఆ విద్యలు అందం చూడండి. అయితే ఇది వాజసనేయ శాఖలో ఉన్నది. దీనికి ఈ వాజసనేయ శాఖలో చెప్పబడింది, తర్వాత బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడుతుంది. అంటే ఈ బృహదారణ్యకోపనిషత్తు వాజసనేయ శాఖకి చెందింది ఇది, కనుక ఆ శాఖలో విషయమే ఉపనిషత్తు చెప్తుంది. ఆ శాఖలో విషయం ఉపనిషత్తు చెప్పింది అంటే ఒకే ఉపనిషత్తులో ఒకే పేరుతో ఒకసారి చెప్తే చాలు కదా, రెండుసార్లు చెప్పారంటే రెండు విద్యలు అయి ఉంటాయేమో. ఇందాక మనం అనుకున్న అక్కడ చాందోగ్యంలో ఒకే పేరుతో ఉద్గీత విద్య చెప్పారు కదా, అంటే ఒకే పేరుతో చెప్పినా రెండు భిన్న విద్యలండి అన్నారు. మేము అదే సూత్రం తీసుకొచ్చాము ఇక్కడికి, అదే శాఖలో అదే బృహదారణ్యకంలో ఉన్నది. అది రెండు ఒకే పేరుతోన రెండు విద్యలు. ఆ రెండు విద్యలు ఇప్పుడు ఒకటా వేరువేరా, ఇది ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ. మీరు ఇందాక ఒకే పేరుతోన వేరువేరని చాందోగ్యంలో చూపించారు, అదే లాక్కొచ్చే మేము సిద్ధాంతం, ఇక్కడ వర్తిస్తుందా అంటే వర్తించదు అన్నాడు. అక్కడైతే వర్తిస్తుందా, ఇక్కడైతే వర్తించదు. ఎలా చెప్పామంటే దానికి మీరు పరిశీలించారు అక్కడ మంత్రాన్ని, అక్కడ కంటెస్ట్ని పరిశీలించాలి, పరిశీలిస్తే తెలిసిపోతుంది. ఎలాగో అంటే ఇక్కడ వివరిస్తున్నాడు. మనోమయేయం మనోమయోయం పురుషో భాస్సత్యస్మిన్ అంతర్హృదయే యథా వ్రీహిర్వాయవో భాసయేష సర్వస్యేసాన సర్వస్యాధిపతి సర్వమిదం ప్రశాస్తి యదిదం కించ. బృహదారణ్యకోపనిషత్తు ఈ విద్యలు నేను చెప్పినప్పుడు గమనించుకోవాల్సిన ఒక అంశం ఏమిటి అంటే ఆ విద్య ఏ విధంగా ఉన్నది, ఉపాసన ఎలా చేయొచ్చో కూడా చెప్తున్నాం ఇక్కడ. కేవలం శాస్త్రీయమైన అంశమే కాకుండా ఇదేమిటంటే ప్రకాశమే సత్యస్వరూపంగా కలిగిన పురుషుడు మనోమయోయం పురుష, మనోమయుడు, మనోమయుడు అన్నాం కనుక సగుణ బ్రహ్మం అయిపోయిందండి ఇక్కడ. అతడు మనోమయుడు. అది ఎలా ఉన్నాడయ్యా అంటే, ధాన్యంలో బియ్యపు గింజలాగా. వాడు ఉపమానం ఎంత చక్కగా చెప్పాడు అంటే, అన్నం గురించి బియ్యం గురించి శంకరులు కూడా చెప్పారు, అలా చెప్తే మనకు అర్థమవుతుందని. అందుకే ఎలా ఉన్నాడు, ఇది ఉపనిషత్తే చెప్తోంది, అదొక ప్రత్యేకత. అందుకే యథ వ్రీహిర్వా యవోవా సయేష అన్నారు ఇక్కడ. ఆ విధంగా ధాన్యము లోపల బియ్యము గింజలాగా మన హృదయాంతరంలో అదే పరిమాణంలో ఉన్నాడు అన్నాడు. అదే పరిమాణం అంటే మన హృదయం ఎంత ప్రమాణం ఉన్నదో అంతే ప్రమాణంగా ఉన్నాడు. అంతకే పరిమితిని ఉన్నాడంటే తక్కువ వాడేమో అనుకోకయ్యా, నీ హృదయం అంతే గనక అక్కడ నువ్వు అంతే ధ్యానించు. కానీ ఆయన సర్వస్య ఈశానః సర్వస్య అధిపతి సర్వమిదం ప్రశాస్తి అని సర్వ జగత్తుకి ఈశానుడు, సర్వ జగత్తుకి శాసకుడు. ఎంత బాగుందండి, గోచరాగోచరాత్మకమైన సర్వ జగత్తుకి ఎవడు శాసకుడో వాడు మన గుండెలో ఉన్నట్ట. ఎంత చక్కటి విషయం, అందడు ఎంతో ఉంటాడండి అనుకుంటే ఇక్కడున్నాడు. అందుకే శంకరులే ఒక చోటు చెప్తారు, మామూలుగా ఒక ఊరికి రాజు అపాయింట్మెంట్ తెచ్చుకోవడం మహాకష్టం, కానీ సర్వలోకాధీశుడైన వాడితో చాలా సులభం అంట. ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు సర్వలోకాలకు రాజు, మరి వాడిని తెచ్చుకోవడం మహాకష్టం కావాలా, కాదు మహాసులభం అంట. అందుకే జగదధికో హృది రాజశేఖరోస్తి అని అంటారు ఇక్కడ. సర్వ జగదిగుతుడై రాజశేఖరుడు అని చెప్పబడుతున్న పరమేశ్వరుడు ఉన్నాడు, వాడు హృది అస్థి హృదయంలో ఉన్నాడు అన్నాడు ఇక్కడ. అందుకే లోకంలో ఒక పెద్దవాడితో 5 నిమిషాలు మాట్లాడాలన్నా వీలు పడదు, వాడితో కాసేపు సరదాగా గడుపుదామన్నా వీలు పడదు. కానీ అంత సర్వేశ్వరుడితో నాకు చాలా ప్రైవసీ ఉంది, ఇంటిమసీ ఉంది, హాయిగా మాట్లాడుకుంటాను, ఎందుకంటే వాడు ఇక్కడ ఉన్నాడు కనుక. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్య వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి అంటున్నారు శివానంద లహరిలో. ఎంత అందమైన మాట చెప్పారో చూడండి ఇక్కడ. కనుకనే సర్వస్య అధిపతి సర్వస్య ఈశానః అయితే ఏంటట, హృదయంలో ఇక్కడ నాకు ధ్యానించబడుతున్నాడు అన్నారు. అంటే ఇక్కడ మన సగుణంగా ఆరాధించేటువంటి వాడు సర్వవ్యాపకుడు సర్వశాసకుడైన పరమేశ్వరుడు. ఇదండి సగుణ బ్రహ్మ ఆరాధనలో. అయితే ఇక్కడ మనోమయ అని వచ్చింది కదా, అదే శాఖలోనే ఈ మాట చెప్తున్నాడు. స ఆత్మానముపాసీత మనోమయ ప్రాణ శరీరం భారూపం అనేటువంటి మాట. ఈ రెండిటికి ఎలాగ, ఇది ఆ శాఖలోదే శతపద బ్రాహ్మణంలో చెప్తున్నది. ఆ శాఖలోంచి రెండు చోట్ల చెప్పారు కదా, రెండు పేర్లు ఒకే పేరు రెండిట్లో కనబడింది కనుక, పైగా ఒకే ప్రకరణంలో చెప్తున్నారు కనుక, ఒకే విద్య కింద తీసుకోవాలా భిన్న విద్యల కింద తీసుకోవాలా. ఇందాక మీరు చాందోగ్యంలో ఉద్గీతాన్ని భిన్నం తీసుకున్నారంటే లేదు, ఇది ఒకటే అన్నట్టు. ఎందుకంటే రెండు చోట్ల మనోమయ అనేది కామన్గా ఉన్నది. రెండు చోట్ల మనోమయుడైన పురుషుణ్ణి అని చెప్పారు కనుకనే ఆ రెండు ఒకటిగానే తీసుకోవాలి. కనుక మనోమయుడిగా ఉపాసించింది ఒకే శాఖలో కనిపిస్తున్నటువంటి విషయం. అదేవిధంగా మరికొన్ని సత్య విద్యాను ఒక విద్య ఉన్నదండి. మీరు గమనించేటప్పుడు ఏది కలపాలి ఏది విడదయ్యాలో చెప్తూ చాలా కన్ఫ్యూజ్ చేశారండి గంట వరకు. అనకుండా బ్రహ్మమును ఏ విధంగా ధ్యానించాలో 34 విద్యలు చెప్తే దాటేయకుండా కొన్ని విద్యలు తీసుకుని వివరిస్తున్నామని తృప్తి పడితే చాలా సంతోషం. అందుకే మనం చూసే ఆలోచన బట్టి రిసీవింగ్ ఏ కోణంలో ఉంటే ఆ కోణం బట్టి రిసీవ్ చేసుకోవచ్చు. మీరు ఎంతో గింజుకుని అక్కడికి వెళ్తే కానీ దొరకని విద్యల్ని ఇలా చూపించమని చెప్పడం వల్ల, హృదయంలో ఈ విధంగా ఆరాధించమని చెప్పడం వల్ల మనోమయ ఉపాసన చెప్పేసినట్టు అవలేదు. సరే ఇప్పుడు మరొకటి చెప్తున్నాడు, సత్య విద్య. ఈ పేర్లే ఎంత బాగుంటాయండి. బృహదారణ్యకోపనిషత్తులో ఈ సత్య విద్య వస్తున్నది. ఇది తద్యత్ తత్ సత్యం అసౌ స ఆదిత్య యయేష ఏతస్మిన్ మండలే పురుష యశ్చాయం దక్షిణే అక్షిన్ పురుష. చూడండి ఇక్కడ చెప్పేటప్పుడు ఒకే మంత్రం ఒకే ప్రకరణం ఒకే పద్ధతి చెప్తున్నాడు, కానీ ఇక్కడ కూడా రెండు వేరు వేరు అంటున్నాడు. మళ్ళీ ఏంటంటున్నాడంటే, అసౌ స ఆదిత్య, ఈ సత్యమైనటువంటి ఆదిత్యుడు ఎవడైతే నాకు కనిపిస్తున్నాడో అధిదైవతంగా, ఆయన ఆధ్యాత్మంగా నా దక్షిణ నేత్రంలో ఉన్నాడు అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఆదిత్య మండలాంతరమైనటువంటి తేజస్సుని నా కంటి యందున్న తేజస్సుని ఈ రెండింటి కలుపుతున్నాడు ఇక్కడ. అంటే నిజానికి రెండు తేజస్సులుగా ఉన్నవాడు ఒకడే పరమేశ్వరుడు అనే భావన ఇక్కడ చెప్పబడుతున్నది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆదిత్య విద్య అక్షి విద్య రెండు ఒకటే అని అంటావా? కాదు, ఇక్కడున్నవాడు అక్కడున్నటువంటి వాడు పరమాత్మ పరంజ్యోతి ఒకటే, కానీ రెండు విద్యలు ఒకటి కావట. అక్కడ ఆరాధించవలసిన పద్ధతి అక్కడే, ఇక్కడ ఆరాధించవలసిన పద్ధతి ఇక్కడే. ఇక్కడ ఎన్నో అధికరణములు ఉంటే దాటేస్తూ ఇదే ఎందుకు తీసుకున్నామన్న చూస్తే, ఉపనిషత్తు ఇచ్చిన ఒక అందమైన భావం, ఒక అత్యద్భుతమైన భావం ఇక్కడ మనకు కనబడుతున్నది. ఒకటి అధిదైవతము, ఇంకోటి అధ్యాత్మము. అధిదైవతముగా మనకు కనబడే సూర్యమండలమునందు చూడడం. అందుకే యయేష ఏతస్మిన్ మండలే పురుష, ఏతస్మిన్ ఏషా ఏషా ఏతస్మిన్ అంటే ప్రత్యక్ష విషయమైనప్పుడు చూపిస్తారు మనకు, అంటూ ముందు కనబడుతున్నాడు కదండి ఆయన. అందుకే ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి వచ్చిందో లేదు, ఏష సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మిభావన, ఆ ఏష శబ్దం దానికి ఉపనిషత్తుల్లో అక్కడ పట్టుంది. కనుకనే యయేష ఏతస్మిన్ మండలే పురుష ఎస్త అయం దక్షిణే అక్షిణ పురుష, అది ఇక్కడ ప్రస్తావన చేశాడు. కనుక అక్షి విద్య అది మండల విద్య, అది అంతరాదిత్యోపాసన అని దానికి పేరు, ఇది అక్షి విద్య అని పేరు. కానీ రెండు ఒకే దగ్గర, అది అక్కడున్నవాడే ఇక్కడున్నాడు అన్నప్పుడు రెండు ఒకే ఉపాసన అవుతుందా? కాదుట. ఎందువల్ల అవదు? సరే ఇక్కడ ఇంకో ఆ సూత్రంలో మరొక అందమైనటువంటి మాట ఉన్నదండి, ఆనందిస్తారని చెప్తున్నాను. యయేష ఏతస్మిన్ మండలే పురుష తస్యా హరితి నామ, పేర్లు వేరుట ఇద్దరికి కూడా. అతడి పేరు అహహ, ఎవడి పేరు? మండలంలో ఉన్నవాడు. నీ కంటిలో ఉన్నవాడి పేరేంటి? వాడికి చెప్తున్నాడు తస్య ఉపనిషత్ అహమితి అన్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన భావన వచ్చిందండి, ఇక్కడ అహం అని పేరు, అక్కడ అహహ అని పేరు, అంతే. అహహ అది విసర్గలు, అహం ఇది ఇక్కడ. ఈ అహం అన్నప్పుడు పూర్ణానుస్వారం వచ్చేసింది, కానీ పేరు మారిపోయింది, పైగా చోటు మారిపోయింది. అందుకే ఎందుకయ్యా, ఎందుకయ్యా సంబంధం ఉంటున్నప్పటికీ మీరు వేరుని ఎందుకు చెప్తున్నారు? సంబంధం ఏం సంబంధం? అక్కడున్నవాడే ఇక్కడున్నవాడనే సంబంధం. కానీ మీరు విడిగా చూడాలని ఎందుకు చెప్తున్నారంటే రెండు కారణములు చేత అన్నాడు. అదేంటే నవా విశేషాత్ అన్నాడు. ఇక్కడ ఈ రెండిట్లో అవిశేషమేమీ లేదు, విశేషం ఉంది. విశేషం అంటే వేరువేరుగా చెప్పడం ఉంది. ఏమిటా విశేషం అంటే స్థానము నామము రెండు, ఈ రెండు వేరువేరుగా చెప్పారు. అది మండలంలో ఉన్నవాడు, ఇది కంట్లో ఉన్నవాడు. ఆయన పేరు ఆహహ, ఈయన పేరు అహం. కనుక నామస్థాన భేదములు ఉండడం చేత ఈ రెండు భిన్న భిన్న విద్యలే. ఇది అక్ష విద్య, అది అంతరాదిత్య విద్య, తెలిసింది కదా. అయితే ఇందులో ఉన్న అందం చూడండి, సూర్యభగవానుడు మండలంలో ఉన్న పురుషుడి పేరు అహహట. అహహ అంటే అర్థం ఏంటి? చాలామందికి తెలుసు, అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన. అహహ నామం రెండు మార్లు వస్తుంది విష్ణు శాస్త్రంలో, తెలుసు కదా. అహహ అంటే సంస్కృతం తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలుసు, అహహ అంటే పగలు, ఇది అర్థం, మరేం లేదు. అహర్నిశలు అని అంటారు మీరు, అహోరాత్రములు అని కూడా అంటారు. అక్కడ ఉంది అహహ అంటే ఏంటో కాదు, అక్కడ విసర్గలు పెట్టి చెప్పగానే అహహ అనిపించింది. కానీ అహోరాత్రాల్లో అహర్నిశాల్లో అహహ, నిశ అంటే రాత్రి, అహహ. అక్కడున్న వాడి పేరు అహహట, అంతే కదండి. వాడు కనిపిస్తేనే అహహ అంటాం మనం, అంటే ఆహా అంటాం, అహహ అంటాం వాడు కనిపిస్తేనే. లేకపోతే అయ్యో కుయ్యో మర్రో చీకట్లో అందేది అదే కదా, వాడు వస్తేనే అహహ. అహహ అంటే వెలుగు అని అర్థం అనమాట. కనుక సూర్యుడు వస్తే అహహ, అర్థమైంది కదా. అలాగే నీ లోపల నువ్వు అహం అని ఎప్పుడు అంటావు, అక్కడ సూర్యుడు ఉంటేనే అహహ అని ఎలా అన్నావో, నీలో ఆత్మ అనబడే పరంజ్యోతి ఉంటే నువ్వు అహం అని అనగలవు. ఇది గొప్ప భావం ఇక్కడ చెప్పాడా. కనుక అహహ అనడానికి సూర్యుడు ఎలా ఆధారమో, అహం అనడానికి ఒక ఆధారమైన వాడు ఉన్నాడు. మళ్ళీ రమణులు వారు చెప్పిన నేను దగ్గరికి వెళ్ళిపోతున్నావు, వెళుతున్నావా లేదా? కనుక నువ్వు చక్షువునందున్నటువంటి సూర్యుని అహం, అదే మనం గత ఏడాది ప్రవచనంలో భాగంగా రమణులు వారు శిష్యుడికి చెప్పిన అంశం గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ సూర్యోస్మి అదే మంత్రం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు. జగదీష్ నిర్ణయానికి చెప్పిన అంశం మళ్ళీ నేను మీకు గుర్తు చేశాను, కానీ మరి చెప్పక్కర్లే. ఆ విధంగా అహం అహహ సమన్వయం వరకు బాగుంది, కానీ ఉపాసన విద్యలో అక్ష విద్య ఇది స్థానభేదం చేత ఈ విధంగా చెప్పబడుతున్నది. ఇలా మనం జాగ్రత్తగా ఏది కలపాలి ఏది. అలాగే పురుష విద్యాధికరణం ఒకటి ఉన్నదండి, పురుషుల గురించి ఒక మాట చెప్తాడు. రెండు యజ్ఞానికి సంబంధించిన మళ్ళీ యజ్ఞ పురుషుణ్ణి ఉపాసించడం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇది కూడా ఉపాసన విద్య, అది ఛాందోగ్యంలో వస్తున్నది. అది పురుషో భావ యజ్ఞత్తస్య యాని చతుర్వింశతి వర్షాణి తత్ప్రాతస్సవనం అథయాన్యష్టా చత్వారింశద్వర్షాణి తన్మాధ్యందిన సవనం అథయాన్యష్టా చత్వారింశద్వర్షాణి తృతీయాగం సవనం. ఇది ఛాందోగ్యంలో పురుష వర్ణన వస్తున్నది. అయితే దీనికి సంబంధించిన సూత్రం పురుష విద్యాయామివ చైతరేషామనాంనానాత్ అనే మాట చెప్పారు. అంటే ఈ పురుష విద్య ఒక దగ్గర చెప్పినప్పటికి కూడా రెండిటికీ ఉపసంహారం కుదరదు, కానీ సమన్వయింపబడవు. ఇంకో చోట తైత్రీయకంలో వస్తుంది పురుషుడి గురించి, అది యజ్ఞ సంబంధమైనవి. తస్యేవం విదుషో యజ్ఞస్యాత్మ యజమాన శ్రద్ధాపత్ని శరీరమిద్భం ఉరో వేదిహి లోమాని బహిర్వేదిహి. ఇక్కడ ఇది ఎందుకు తీసుకున్నామంటే దేనికి ఉపసంహారం కుదిరింది, దేనికి ఉపసంహారం కుదరలేదని చెప్పడమే కాకుండా ఉపనిషత్తు యజ్ఞ పురుషుణ్ణి ఏ విధంగా మనకు చూపిస్తుంది. ఇందాక ఎలాగైతే అక్షిని అది ఎలా చూడటం వల్ల మనకి అక్కడ ఎలా ఉపసంహారం చేశారో కంటే మనకు ఒక విషయం తెలిసిందా లేదా, ఆనందించామే లేదా, అదే ఆనందం ఇక్కడ కూడా అనుభవిద్దాం. యజ్ఞపురుషుడు ఎలా ఉంటాడో వర్ణిస్తున్నారు. దీన్ని బట్టి యజ్ఞమనంతటినీ కలిసి ఒక పురుషుడిగా చూడాలి. యజ్ఞో యజ్ఞపతిర్యద్వా యజ్ఞాంగో యజ్ఞవాహన. సరే, యజ్ఞపురుషుడిని ఎలా చూడాలి, ఆ విషయం చూపిస్తున్నారు. ఆ యజ్ఞపురుషుడు ఆయన ఆయువులో మొదటి 24 సంవత్సరములు ప్రాతశ్రవణము, తర్వాత 44 సంవత్సరములు మధ్యాహ్న సవనము, చివరి 48 సంవత్సరములు తృతీయ సవనము. అంటే యజ్ఞపురుషుడు మన పరమేశ్వర స్వరూపంతో చూస్తున్నప్పుడు ఆయన ఆయుష్ నిర్ణయించడం ఏంటండి అంటే యజ్ఞం యొక్క ప్రక్రియ కాలాన్ని ఆయన ఆయుష్గా ఇక్కడ చూపించారు. మొత్తంగా కలిపితే ఎంతయిందంటే 116. చూడండి, ఇక్కడ ఈ విద్య ఉపాసించడం వల్ల చిత్రం ఏంటంటే, సగుణ బ్రహ్మోపాసన విద్యల్లో బ్రహ్మప్రాప్తి ఎలా ఉన్నదో కొన్ని ఐక ఫలాలు కూడా ఉంటూ ఉంటాయి, కానీ ఆనుషంగికమే, వాటికి అవాంతర ప్రయోజనాలే తప్ప ప్రధాన ప్రయోజనాలు కావు. అవి ప్రధాన ప్రయోజనం మాత్రం బ్రహ్మమే, కానీ ఆనుషంగికంగా కొన్ని ఉంటాయి. ఎందుకంటే వేదముల్లోంచి గ్రహించినటువంటి విద్యలే కదా ఇవి కూడా. ఉపనిషత్తులు అనేది వేదాల్లోంచి తీసిన ఆత్మవిద్య విషయాలు ఇవన్నీ కూడా. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, యజ్ఞములో 3 రకాల యజ్ఞాలు ఉంటాయి. ప్రాతశ్రవనం, మాధ్యంధన శవనం, సాయంకాలం చేసేటువంటి శవనం, తృతీయ శవనం అని పేరు దానికి. ఈ 3 శవనములు కలిపి ఒక యజ్ఞపురుషుడిగా చూపించడం జరుగుతుంది. ఇందులో మొదటిది ప్రాతశ్రవనం యొక్క ఆయు 24 సంవత్సరాలు, మధ్యాహ్న సమయం 44 సంవత్సరాలు, తృతీయ శవనం 48 సంవత్సరములు, కలిపితే 116. ఈ 116 సంవత్సరముల ఆయుష్ కలిగిన యజ్ఞపురుషుని ఎవడు గ్రహించి ఉపాసిస్తాడో వాడు సయ సయదశిషితై యత్ పిపాసతి యద్్రమతే సా దీక్ష అత యద్దశతి జక్షతి తేస్తు శస్త్రై. అటువంటి వాడు దీక్షగా దీనిని ఆశ్రయించడం చేత అతడి నుంచి వచ్చేటువంటి పలుకులు కానీ అతడు పట్టినవి కానీ అస్త్ర సమానములవుతాయి. వాడు కలకాలం జీవిస్తాడు, వాడు 116 సంవత్సరాలు జీవిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. 116 సంవత్సరాలు జీవిస్తాడట. అదేదో నాకు చెప్పండి ఇప్పుడు అడుగు కదా, మళ్ళీను ఇందాక సరిగ్గా వినలేదు కానీ 116 సంవత్సరాలు జీవిస్తాను కనుక వచ్చి ఉత్సాహం పుట్టిందండి, సరిగ్గా చెప్పండి అని. కొంతమంది అసలుదంతా వదిలేసి మధ్యన ప్రయోజనాలు వచ్చి గడిగా పట్టుకుంటారు. సరే, మొత్తానికి ప్రయోజనం ఒకటి అక్కడ వివరిస్తున్నాడు. ఇది మనకు కనిపిస్తున్నటువంటి ఉపనిషత్తు ఛాందోగ్యం. తైత్రీయ ఆరణ్యకంలో యజ్ఞపురుషుడి గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ ఒక మరుపురుషుడిని చూపిస్తున్నాడు. యజమానుడే యజ్ఞము అన్నాడు ఇక్కడ, లేదా యజ్ఞమే యజమానుడు, ఎలా కలుపుకోండి. యజమానుడే యజ్ఞము, భార్యయే శ్రద్ధ. యజ్ఞం చేసేవాడికి భార్య చాలా ముఖ్యం. భార్య లేని వాడు యజ్ఞానికి అర్హుడు కాడు. భార్య లేని యజమానుడు ఎలా యజ్ఞానికి అర్హుడు కాడో, శ్రద్ధ లేని యజ్ఞం కూడా ఫలానికి అర్హత లేదు. అది చెప్పడం కోసం ఇంత చక్కటి కల్పన చేస్తున్నాడు. ఇది పొయిట్రీ అయితే ఇంత గొప్ప పొయిట్రీ ఇచ్చిన ఋషులకు నమస్కారం చేసుకుందాం, ఇది దర్శనమే అయితే ఇంత గొప్పగా దర్శించిన మహర్షుల పాదాలకు నమస్కారం చేసుకుందాం. ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడు చూడండి ఇక్కడ. అందుకే యజమాన శ్రద్ధాపత్ని, అంతేకాదు శరీరం యుద్ధం, శరీరమే సమిధలు, హృదయమే యజ్ఞవేది, ఈ లోమాదులతో కూడిన భాగమే బహిర్వేది అని వర్ణించడంతో చేస్తున్న యజమాని యజ్ఞము నుంచి అభిన్నమయ్యే స్థితి కోసం, ఆ విధంగా ఐక్యత కోసం చెప్తున్నారు. రెండు పురుషవర్ణనలే కనుక రెండు కూడా పురుష విద్య అని నిర్ణయించేద్దామంటే నిర్ణయించొద్దు తొందరపడి అన్నాడు. ఎందుకంటే ఇది యజ్ఞముని పురుషుడిగా చూపించేటువంటి ప్రస్తావనది, ఇది యజమానిని పురుషుడిగా చూపించుతూ చేసిన ప్రస్తావనది, కనుక రెండు విషయములు వేరు వేరు అది ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. కనుక పురుషము యజ్ఞము కలిసింది కనుక రెండు కలిపేయకు, ఇలా కించిత్ భేదములు గ్రహించి మనం తెలుసుకుంటున్నాం. సరే, ఇక బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు ఏ ఫలం పొందుతాడు, అది సగుణ బ్రహ్మోపాసకుడు లేదా నిర్గుణ బ్రహ్మోపాసకుడు, వీడి క్రమముక్త వచ్చి వీడు వీడి శరీరాన్ని పరిత్యజించి వెళ్ళిపోతాడు. ఇద్దరిలో ఒక ప్రత్యేకత అంటే ఇద్దరు వెనక్కి రారు, ఇద్దరే వెనక్కి రాని వాళ్ళు, వాళ్ళిద్దరే. అయితే అక్కడ ఏ విధంగా వాళ్ళు వెళతారు అన్నదాన్ని గొప్పగా చెప్పారు. ఒకటి, వాళ్ళు ప్రారంధాదులు ఇవి కూడా కొందరు అనుభవించేస్తారు. కొన్ని సగుణ బ్రహ్మోపాసకులైతే ఆ దివ్యలోకాల్లో మిగిలిన దాన్ని అనుభవించవచ్చు, అక్కడ సగుణ బ్రహ్మలోకంలో, అది వేరే విషయం. అయితే కొన్ని కొన్ని విడిచిపెట్టిన, కొన్ని కొన్ని వదిలిపోయిన పాపాలు కొన్ని వదలవుట, కానీ బ్రహ్మజ్ఞానము చేత వారు శరీర పతనంలో రెండు ఇక్కడ వదిలేస్తారు వాళ్ళకి. చూడండి ఎంత ఇది బాగుంది. అదే పాపపుణ్య జీవులు అయితే వాళ్ళతో పాటు వెంటపడతాయి అవి కర్మలు, వీళ్ళకి వెంటపడవా కర్మలు, ఇది తెలుసుకోవాల్సింది. మరేమవుతాయంటే ఇక్కడ వదిలేస్తారట, వదిలేసి వెళ్ళిపోతుంటారట పాపపుణ్యం. అందుకే ఎప్పుడు కూడా ఉపాసకుల విషయంలోనూ జ్ఞానుల విషయంలోనూ మనం జాగ్రత్తగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. ఇది తెలిస్తే తెలుస్తుంది. ఉపాసకులు అంటే ఇందాక చెప్పినట్టు నిర్మలమైన అంతఃకరణతో శమధమాదులతో సగుణ బ్రహ్మోపాసన చేసిన వాళ్ళ గురించే తీసుకోవాలి ఇక్కడ. వారు అశ్వయవ రోమాని విధూయ పాపం చంద్రయవ రాహోర్ముఖాత్ ప్రముచ్య ధూత్వా శరీరమకృతం కృతాత్మ బ్రహ్మలోకమభిసంభవామి. ఛాందోగ్యులు ఈ మంత్రం చెప్తున్నాడు. గుర్రం బాగా పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఉంటుంది. పైగా దాని శరీరంలో కూడా దుమ్ము అవి పట్టేస్తే అంతవరకు పరిగెత్తడం వల్ల దానికి దుమ్ము పట్టేయడం అలసట రెండు ఉంటాయట. ఆ రెండు తీరడానికి కాసేపు గుర్రాన్ని వదిలిస్తే అదొక చోటుకొచ్చి విదిలించుకుంటుందిట. అది విదిలించుకుని కాస్త కదిలేటప్పటికల్లా మొత్తం అలసట పోతుంది, దుమ్ము పోతుంది. భగవంతుడు శరీరానికి ఆ శరీరానికి ఆ శక్తి ఇచ్చాడు. మరేం చేస్తాం, ఒక్కసారి అలవగానే అది రిలాక్స్ అయిపోతుంది, మళ్ళీ దాని శక్తి వచ్చేస్తుంది, చక్కగా బయలుదేరుతుంది. అంతవరకు ఉన్న దుమ్ముని అలసటని ఆ గుర్రం ఎలా విదిలించుకుందో అదేవిధంగా ఈ ముక్తజీవుడు ఈ శరీరాన్ని వదలి కృతకృత్యుడై బ్రహ్మలోకాన్ని చేరతాను. అది ఇక్కడ మాట చెప్తున్నాడు వాడు. ఉత్క్రమణ సమయంలో ఎలా వెళతాడనేది కనుకనే ఇవి ఇక్కడే విదిలిసి వెళ్ళిపోతున్నాడు అన్నారు. ఇది సగుణ బ్రహ్మ ఆరాధకుడు విషయంలో చెప్పారు. ఇక నిర్గుణ బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు ఎలా ఐక్యమవుతాడు, వీడైతే అన్ని ఇలా విదిలిపెట్టి చక్కగా బ్రహ్మలోకానికి వెళుతూ ఉన్నాడు, ఎలా వెళతాడనే క్రమం మనకి మిగిలిన రోజుల్లో వస్తుంది రండి. అదొక పద్ధతి. ఇప్పుడు వీడు నిర్గుణ బ్రహ్మని తెలుసుకున్నవాడు ఎలా వెళ్తాడో చూడండి. వాడికి ఏ లోకాలు మించి వెళ్ళక్కర్లే, వాడికి వాడికి దేవయానాదులు కూడా లేవు. యథా నద్యస్యందమానా సముద్రేంతం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి. ఇద్దరిలో ఒక సామ్యం ఏమిటి అంటే ఇద్దరూ కూడా ఆ పుణ్యపాపాలు ఏవైతే కొద్దిపాటి బ్యాలెన్స్ మిగిలాయో వాటి ఇక్కడ వదిలేస్తున్నారు వాళ్ళు. ఆగామి మొదలైనవి అక్కడ విడిచిపెట్టేస్తున్నారు వాళ్ళు, ఇద్దరు విడిచిపెట్టేస్తున్నారు. అయితే అతడు దేవయానం ద్వారా బ్రహ్మలోకానికి చేరుతున్నాడు సగుణ బ్రహ్మోపాసకుడు. ఇతడు తత్రైవ మళ్ళీ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఈ విడిచిపెట్టిన వెంటనే బ్రహ్మములో ఐక్యమవుతున్నాడు. సర్వవ్యాపకమైన బ్రహ్మములో అభేద జ్ఞానంతో కలిసిపోతున్నాడు. ఇద్దరూ ముక్తులే కానీ పద్ధతి ఇది, వీడికి వెంటనే లభించింది. అది కొందరు జీవన్ముక్తులు ఉంటారంటే అది వేరే విషయం, ఇది విదేహముక్తే. నిర్గుణ స్థితిలో కూడా విదేహముక్తి లభించిన వాళ్ళు ఉన్నారు. అలా వెళ్ళిపోతాడు దేహం విడిచిపెట్టి, అది విదేహముక్తి. అప్పుడు పాపపుణ్యాలు అక్కడ వదిలేసి వెళ్ళిపోతాట. ఈ విషయములు మనకి తాండిశ్రుతి అనే దాంట్లో అంటే ఛాందోగ్యం తాండికి సంబంధించిన విషయం కనుక ఛాందోగ్యంలో ఆమంత్రం చెప్పారు. ఇప్పుడు నేను చెప్పింది నిర్గుణ జ్ఞానం కలిగిన వాళ్ళ గురించి. అధర్వణ వేదానికి చెందిన ముండకోపనిషత్తులో మంత్రం ఇది. ఈ రెండు చెప్పుకున్నాం, ఈ రెండు కూడా బాగానే అర్థమయ్యాయి కదా. సగుణ బ్రహ్మోపాసకుడికి ఇద్దరు ముక్తిని పొందారు, ఇద్దరు పుణ్యం పాపం విధూయ అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. గుర్రము ఎలాగైతే విదిలించి వదిలేసిందో అలాగా అన్నారు. అయితే మరికొన్ని చోట్ల ఉపనిషత్తుల్లో ఒక మాట చెప్తున్నారు ఏంటంటే, అలాగా వాడు పాపపుణ్యాలు విడిచిపెడుతున్నాడా లేక ఎవరైనా తీసేసుకుంటున్నారా, ఇది ప్రశ్న విషయం. తీసేసుకుంటున్నారని చెప్పాడు కొన్ని ఉపనిషత్తులు చూడండి, ఎంత చక్కడగా చెప్పాయో. తస్య పుత్రాదాయం ఉపయంతి సుహృద సాధుకృత్యాం ద్విషంత పాపకృత్యాం. ఇది విషయం. ఆ పోయిన వాడికి పాపపుణ్యాలు ఎక్కడ వదిలేశాడు కదా, వదిలిసినవి ఏమైపోతాయి, తీసేసుకుంటారు కొందరు. వాడు కూడబెట్టిన డబ్బో ఏదో ఆస్తి పాస్తి ఉంటే కొడుకులు దాయాదులు తీసేసుకుంటారు. వాడి పుణ్యాన్ని వాడి పట్ల స్నేహభావం కలవాళ్ళు పొగిడేవాళ్ళు తీసుకుంటారట. చూడండి, ఆ పోయిన వాడి పట్ల స్నేహభావము పొగడత, పాపం మంచివాడండి నేను, వాడు చాలా ఆత్మీయులు అని వాడి పట్ల భావం ఎవరికి ఉంటుందో వారు వాడు వదిలేసిన పుణ్యం తీసేసుకుంటారట. కనుక ఆ పుణ్యఫలం అంతా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. పుణ్యఫలం ఏంటి అంత ఆలోచిస్తామా, పుణ్యఫలం సుఖం, పాపఫలం దుఃఖం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు. కనుక మన సుఖం దుఃఖం తెలుసు కానీ వాడు మూలాలు తిరగట్లేదు, వచ్చింది బాధ. తెలిస్తే ఏది చేయకూడదో ఏది చేయాలో తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు పొగిడేవాళ్ళు ప్రశంసించేవాళ్ళు తీసేసుకుంటున్నారు అది. మరి ఇంకెవరయ్యా తీసుకుంటున్నారు, ద్విషంత పాపకృత్యాం, వాడితో శత్రుత్వం కలవాళ్ళు నింద చేసేవాళ్ళు వాడు పాపాలను తీసేసుకుంటారు. తీసుకుంటున్నారంటే అర్థం ఏంటి, వాళ్ళకి దుఃఖం వస్తుంది అనమాట కొత్తగా. వాడు చేసిన చాలా పాపాలు వీడివి కూడా తీసేసుకుంటాడు వాడికి. ఇది ఒక చోట. ఇదే విధంగా కౌశితికలో కూడా తత్ సుకృత దుష్కృతే విధూని తేతస్య ప్రియా జ్ఞాతయ సుకృతం ఉపయంతి అప్రియా దుష్కృతం అన్నారు. ఇక్కడ అతడి ద్వారా ఆ పుణ్యాన్ని అతడి పట్ల మంచి చేసిన వాళ్ళు, అతడి పట్ల మంచి భావం కలవాళ్ళు వాళ్ళు తీసుకుంటూ ఉంటే దుర్భావం కలిగిన ద్వేషభావం కలిగినటువంటి వారందరూ పాపఫలాన్ని తీసుకుంటున్నారు అనే విషయం మరొక చోట కూడా చూపిస్తున్నారు. రెండు చక్కటి భావాలు చెప్పాయి. ఇప్పుడు అతడు వదిలేసి వెళ్ళిపోతున్నాడన్నది నిజమా, వీళ్ళు లాక్కుంటున్నారన్నది నిజమా అంటే వాడు వదిలేస్తేనే వీళ్ళు లాక్కుంటున్నారు కనుక రెండూ నిజమే అన్నాడు ఇక్కడ. ఎందుకంటే త్యాగం లేనిది గ్రహణం ఎక్కడుంటుంది అన్నాడు. త్యాగం అంటే వదిలితే మనమే పట్టు కూర్చొని ఎవడు తీసుకుంటాడో వదిలేయాలి, కానీ వీడు వదిలేశారు కానీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది తెలుసుకుంటే పెద్దవాళ్ళ విషయంలో నోరు జారకూడదని తెలుస్తుంది. కొంతమంది మహాత్ములకి కాలమో కర్మమో వాళ్ళ ప్రారంభ విశేషంతోనో ఏదో తెలియనికి విపత్తు వచ్చి పడుతుంది. వాడు నిజంగా వాడు కూడా ముక్తుడే, జీవన్ముక్తుడో లేకపోతే గొప్ప సాధకుడో అయి ఉండొచ్చు, మనకేం తెలుసు, ఏదో కర్మ కొద్ది. అయితే వాడు మహాత్ముడు గనక ప్రారంధాన్ని చక్కగా స్వీకరించి వాడికి ఏం బాధలేదు. ఆ సమయంలో కానీ మేము అనుకున్నామండి ఆయన అలాంటి పాపాత్ముడే అన్నారా, వాడి పాపబలం మీద దుఃఖం అనుభవించక తప్పదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, శంకరులు దుర్వాసన ప్రతీకార దర్శకమైన ఒక అద్భుతమైన గ్రంథం రచించారండి. అసలు ఆయన ప్రకరణ గ్రంథాలు రోజు చదువుకుని బతికేయాలి చాలు, జీవితం బాగుపడిపోతుంది. ఆ ప్రకరణ గ్రంథాలు నిజానికి అవి కావాలి సాధనకుడికి. మనలో దుర్వాసనలు చాలా బాధ పెడుతుంటాయి, తరించనివ్వకుండా అవి వాటి మీద ప్రతీకారం ఎలాగయ్యా వాటిని రిమూవ్ చేయాలి అంటే ఇదిగో ఇలా చెయ్యండి అని బోల్డ్ శ్లోకాలు రచించారు. అత్యద్భుతమైన గ్రంథం. అందులో అని ఓ మాట అంటాడు, ఎవరైనా నిందించేటప్పుడు మనకి రాత్రి నిద్ర పట్టదు, చాలా వేదన, పొగిడిన నిద్ర పట్టదు రెండు ఆనందంతో, రెండు అవస్థలే. సరే ఆ ఆనందం వేరు, నిద్ర పట్టకపోయినా ఆనందంతో హాయిగా ఉండిపోవచ్చు, కానీ నింద అనేది భరించలేం కదా అంటే ఇక్కడ కొంచెం ఆలోచించమన్నాడు. నింద పొందని వాడు ఎవడో చెప్పన్నాడు ఇక్కడ. ఆ రామచంద్రమూర్తిని కూడా నిందించిన వాళ్ళు ఉన్నారు, కృష్ణ పరమాత్మ నిందించిన వాళ్ళు ఉన్నారు, లేడు అప్పుడే శిశుపాలుడు వాళ్ళందరూ అలా అన్నారని తప్పు చేస్తే పర్వాలేదు రండి, అలాగూ నిందించే వాళ్ళు ఉంటూ ఉంటారని తప్పు చేయమని కాదు, నువ్వు తప్పు చేయకుండా ఒప్పు చేసినా నిందించే వాళ్ళు ఉన్నారు కనుక నిందించే వాళ్ళ గురించి పట్టించుకోకు, ఇది విషయం అక్కడ చెప్పారు. మహాత్మునికి కూడా తప్పలేదు. కనుకనే ముక్త జీవుల విషయంలో ఇలా ఉండకూడదు జాగ్రత్తగా, కనుక వాళ్ళు ఇలా అనుభవిస్తారు, రెండూ చూపిస్తున్నారు. అందుకే హానవు తూపాయన శబ్దశేషత్వాత్ అని మాట చెప్పాడు. అంటే అక్కడ హానము, ఇక్కడ ఉపాయనము. హానము అంటే విడిచిపెట్టుట, ఉపాయనం అంటే తీసుకునుట. వాడు హానము చేస్తే వీళ్ళు ఉపాయనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇక్కడ చక్కగా వివరించి చూపిస్తున్నాడు. కనుక భిన్న భిన్నములను ఎలా కలుపుకోవాలో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఒక మాట ఉన్నది, ఉపనిషత్తులో ఒక చోట అంటాడు, ఈ సగుడ బ్రహ్మలోకానికి వెళ్ళేవారు క్రమంగా త్రోవలో ఒక దివ్యమైన విరజ అనబడే ఒక నది ఉంటుంది, అక్కడ పాపపుణ్యాలు వదిలేస్తారు అన్నారు ఇక్కడ. అయితే ఇక్కడే శరీరం పోయినప్పుడు పాపపుణ్యాలు వదిలేస్తున్నాడంటే ఏది నిజమంటే ఇదే నిజమన్నాడు. ఇక్కడ విడిచిపెట్టడమే నిజమైనటువంటిది. విరజ అనే మార్గం దగ్గరికి వెళ్ళి శుద్ధమైన స్థితిలో అతను వెళ్తున్నాడని చెప్పడానికి అక్కడ చెప్పారు, కానీ అక్కడే విడిచిపెడతాడని అర్థం కాదు. ఇక్కడ విడిచిపెట్టి క్రమంగా శుద్ధముగా అక్కడికి చేరుకుంటున్నాడని చెప్తూ వివరించారు సుమా, కానీ ఇక్కడే విడిచిపెడతాడు, ఇది తెలుసుకోవాల్సింది. ఆ తర్వాత విషయం, ఉపాసనా పద్ధతులు ఇక నిర్గుణ విద్యా పద్ధతులు ఈ రెండిట్లో ఉన్నటువంటి భేదము స్పష్టముగా గతి ద్వారా చెప్పాడు అని గతేరర్థవత్వాధికరణం అనే సూత్రంలో చెప్తున్నాడు. గతేరర్థవత్వం ఉభయదాన్యథాహి విరోధ అనే మాట, అంటే రెండుగా విభజించి చూపించడం వల్ల మనకు స్పష్టముగా దేవయాన మార్గము అనేది సగుణ బ్రహ్మోపాసకులకు ఉన్నది అని తెలుస్తున్నది. అందుకు స్పష్టంగా విభజించి చూపించాడు ఇక్కడ. అందుకే ఎవరు ఎలా వెళ్తారో మనం ఇందాక చెప్పుకున్న దాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. దీన్ని బట్టి మనకిప్పుడు వచ్చినటువంటి సారాంశ అంశం ఏంటంటే, సగుణోపాసనకు సగుణ బ్రహ్మ ప్రాప్తి ఫలంగా లభిస్తుంది, నిర్గుణ బ్రహ్మవేత్తకి స్వరూప ప్రాప్తి ఫలంగా లభిస్తున్నది. అది ఇక్కడ ప్రధానంగా స్వరూపం, స్వస్వరూప జ్ఞానం వీడికి కలిగి ఆత్మకు నేను భిన్నము కాదని అభేద స్థితి నిర్గుణ బ్రహ్మవేత్తకు లభిస్తున్నది, వాడు సగుణ బ్రహ్మప్రాప్తి వాడు కలిగిస్తున్నది. అందుకే నిర్గుణ విద్యలో దేవయాన మార్గము లేదు అని నొక్కి చెప్పడం కోసం అధికరణం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలా బాగుందండి, దేవయాన మార్గం ఉంటుంది అని కొన్ని విద్యలకు చెప్పారు, కొన్ని విద్యలకు అసలు ఆ దేవయాన మార్గం ఉంటుందో లేదో కూడా చెప్పలేదు, వదిలేశారు. విద్యల దగ్గర విద్యలంటే సగుణ బ్రహ్మోపాసనకే కదా, అలాగ సగుణ ఉపాసనలో కూడా కొన్ని చోట్ల వినబడుతోంది దేవయానం, కొన్ని చోట్ల వినబడట్లేదు. అవి వేట్లో అంటే పర్యంక విద్య, పంచాగ్ని విద్య, ఉపకోశల విద్య, దహర విద్య, ఈ విద్యలు చెప్పేటప్పుడు దేవయాన మార్గం చెప్పారు. ఇలా కొన్ని కొన్ని విద్యలకు చెప్పారు, కొన్ని విద్యల దగ్గర అసలు ఏమీ చెప్పలేదు. అది మధు విద్య, శాండిల్య విద్య, వైశ్వానర విద్య, ఇవి వీటి విషయంలో ఏ మార్గము చెప్పలేదు కదా. ఏ మార్గము చెప్పలేదు అంటే అది నిర్గుణ బ్రహ్మ విద్యయా అని అడిగారు ఇక్కడ. అంతే, దేవయాన మార్గం ఉన్నది అంటే సగుణ బ్రహ్మకే కదా, అక్కడ దేవయాన మార్గం చెప్పలేదంటే నిర్గుణ బ్రహ్మకే కదా. కానీ విషయం మధు విద్య ఇవి చెప్పినప్పుడు సగుణ భావన ఉన్నది, సగుణ భావన అక్కడ చెప్తూ మార్గం చెప్పలేదు అంటే సగుణ బ్రహ్మోపాసకుడు కూడా ఈ విద్యలు కానీ ఉపాసిస్తే నిర్గుణ బ్రహ్మ వాడు పొందుతాడా, కాదు అన్నారు ఇక్కడ. ఎందుకు అంటే అక్కడ ఏ మార్గము చెప్పలేదు కానీ దేవయాన మార్గంలో వెళ్ళడు అని చెప్పలేదు కదా అన్నారు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. దీని అంశం ఏమిటి అంటే, ఒకచోట ఈ విద్యల వల్ల దేవయాన మార్గం వెళుతున్నాడని స్పష్టం చేసేసాక మాటిమాటికి దాన్ని అతికించి చెప్పక్కర్లేదయ్యా. ఆ తర్వాత చెప్పిన సగుణ బ్రహ్మోపాసనలన్నిటికీ ఒకటే లక్షణం, అవన్నీ కూడా దేవయాన మార్గమే. అందుకే మధు విద్య కానీ, శాండిల్య విద్య కానీ, వైశ్వానర విద్య కానీ, అసలు దేవయాన మార్గంలో వెళ్ళడం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? అది చెప్తాలండి. చెప్తుంటే అసలు ఇప్పుడు వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తుంది. అనిపిస్తే ఏం లాభం? ఒక్కటి చూడండి, జీవుడికి విన్నదేది వృధా పోతుంది. మీరు 10 ఏళ్ల క్రితం సినిమాలో చూసిన ఒక దృశ్యం ఇవాళ గుర్తుకొస్తుంది. జీవుడికి ఆ వాసనలు ఉంటాయి. కనుక ఇలాంటివి కూర్చుని వింటూ ఉన్నామనుకోండి, నేను చెప్పినట్టు ఎవరి కోసం వచ్చినా మనం విసుక్కుంటూ వింటూ ఉన్నా ఎక్కడ పడిపోతాయి లోపలికి. అవి ఆ దేవయాన మార్గము. ఇవి ఏవో మన పురాకృత సుకృతాల వల్ల ఈ పడిన చిన్న నిప్పురవ్వ మనలో జాజ్వల్యంగా భాసించి ఏ క్షణంలోనూ మనలో విచారణ కోసం శ్రద్ధను కలిగించవచ్చు. ఎందుకంటే అందుకే చెప్పింది సూత సంహిత, నీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా వేదాంత విద్య శ్రవణం చేస్తే పాపనాశనం అన్నది. గొప్ప విషయం. ఏ పాపం వల్ల నువ్వు వేదాంత విద్య తెలుసుకోలేకపోతున్నావో ఆ పాపం పోతుంది ఇక్కడ. అందుకు పాపనాశనం కోసం కూడా వేదాంత విద్య శ్రవణం మొదటిది అని చెప్పాడు. అదేవిధంగా వేదాంత విద్య బాగా తెలిసినవాడు ఊరుకోకుండా శ్రద్ధన్నవాడికి చెప్పన్నాడు. ఎందుకు చెప్పన్నాడంటే వాడు పండితుడు ఏం కాదు. అన్ని దానాల కంటే గొప్ప దానం జ్ఞానదానంట. అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప అని అందరూ చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళు అన్నదానం స్కీమ్కి మీ విరాళం ఇస్తారు కనుక అందుకు చెప్తాడు ఇక్కడ. కనుక అన్ని దానాల కంటే గొప్పది జ్ఞానదానం. ఇది సూత్ర సంహితలో చక్కగా చెప్పాడు. ఎందుకంటే ఇవాళ అన్నం నీకు ఇవాళ ఆకలిని పోగొడుతుంది. ఇప్పుడు ఇచ్చిన జ్ఞానం, కాసింత ఉపదేశించిన జ్ఞానం కూడా వృధా పోదు. అది ఎప్పటికో సంస్కార రూపంలో జ్వలించి జీవుని తరింపజేస్తుంది. ఇంకేం కావాలండి? అందుకే జ్ఞానం గురించి వినేటప్పుడు జనులు ఎందుకు తగ్గిపోతారంటే ముక్తికి యోగ్యులు తక్కువే ఉంటారు కనుక. ఇంకేమిటి విషయం కాదు. కనుక ఏదో విధంగా అది వింటే తప్పకుండా పైకి తీసుకెళ్తుంటుంది నాయన. కనుక ఇక్కడ చక్కటి విషయం ఈ సూత్రంలో అనియమాధికరణం అనే మాటలో వివరించి చూపిస్తున్నారు. అనియమ సర్వాసామ విరోధ శబ్దానుమానాభ్యాం. కనుక శృతుల వల్ల స్మృతుల వల్ల తేలిన విషయం ఏమిటి అంటే, దేవయానం గురించి కొన్ని సగుణోపాసన విద్యల్లో చెప్పకపోయినప్పటికీ కూడా వాటిని దేవయానంతో తీసుకోవచ్చు, తీసుకోకూడదని నియమమేమీ లేదు. అది ఇక్కడ ఈ సూత్రంలో ఉన్న అర్థం. దీనికి సంబంధించి ప్రమాణములు చూపిస్తున్నారు. శృతి ప్రమాణం, స్మృతి ప్రమాణం. ఎవరైతే ఈ విద్యల్ని శ్రద్ధ, తపస్సు మొదలైన ధర్మాలతో ఏకాంతంగా ఉపాసన చేస్తారో వారు సగుణ బ్రహ్మను పొందుతారో అని విద్యలన్నింటి కలిపి ఒక ఏకవాక్యం చూపిస్తున్నాడు చాందోగ్యంలో. ఏచే మేరణ్యే శ్రద్ధ తప ఇత్యుపాసతే తీర్చిషమభిసంభవంతి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఉపాసకుడికి కావలసిన 3 ప్రధానమైనటువంటి విషయములు. అదేమిటంటే శ్రద్ధ, తపస్సు, ఈ రెండిటితో కూడిన నిష్ట భావన లేదా ధ్యానము అనండి. శ్రద్ధ తపస్సులతో కూడిన ధ్యాన భావనలు ఇవి చాలా. అందుకే శ్రద్ధ తపస్సు చాలా ముఖ్యం, వాటితో ఇది వస్తున్నది అని. ఇంతెందుకు స్మృతి చెప్తోంది? ఎందుకంటే మార్గములంటూ 2 ఉన్నాయి. మార్గములైతే 2 ఉన్నాయి. నిర్గుణ ఉపాసకుడికో లేక నిర్గుణ బ్రహ్మవేత్తకి మార్గము లేదు. అంటే గతి లేదని కాదు అర్థం, వాడి గత అవసరం లేదని అర్థం. వాడి గత అవసరం లేదు. వాడి గతుల ద్వారా ఎక్కడికో పోయి ఆ తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళి కల్ప పర్యంతం కల్పాంతం వరకు అక్కడుండి ఆ తర్వాత బ్రహ్మంలో లీనమైపోతాడు వాడు. వీడికి అవస్థ లేదు. కల్పాంతం కాలం వరకు కూడా ఎదురు చూడక్కర్లేదు. అక్కడికక్కడే బ్రహ్మంలో లీనమైపోతాడు. ఎంత గొప్పది నిర్గుణ బ్రహ్మోపాసకుడితే. అందుకు వాడిది గతి కాదు, గతులు 2 అన్నాడు. గతులు రెండే అంటే సగుణ బ్రహ్మోపాసకుడు వెళ్ళే దేవయానం ఒక గతి అయితే, నిన్న మనం చెప్పుకున్నాం పుణ్యకర్మల ద్వారా పితృయానము ద్వారా వెళ్ళేవాడు ఒక గతి, 2 గతులు. మరి నరకానికి కూడా వెళ్ళేవాడు అంటే గతి కాదు, దుర్గతి. అది చెప్పుకోవడానికి ఏం లేదు అక్కడ సబ్జెక్టు. కనుక కర్మల ఫలితం ఆ మార్గము, ఉపాసన ఫలితం ఈ మార్గము అని వివరించారు. ఈ 2 మార్గములని గురుగారు చెప్పారు. గురుగారు అంటే ఎవరు? చెప్పు కృష్ణ పరమాత్మ. అందుకే శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతీమతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయావర్తతే పునః. ఇది ఇక్కడ చెప్తున్నాడు. శుక్లకృష్ణ గతులు 2 ఉన్నాయి. శుక్లగతి అంటే దేవయానం, కృష్ణగతి అంటే పితృయానము. ఈ 2 ఇందులో ఏకయాయాత్యనావృత్తి. శుక్లగతిలో వెళితే అనావృత్తి అంటే మరి తిరిగి రాడు. దేవయానంలో వెళ్ళేవాడు మళ్ళీ వెనక్కి తిరిగి రాడు. అదే కృష్ణ మార్గంలో వెళ్ళేవాడు అన్యయా ఆవర్తతే పునః, పితృయానంలో వెళ్ళేవాడు మళ్ళీ వెనక్కి వస్తాడయ్యా అన్నాడు. అవునా, చాలా బాగుంది. అంటే ముక్తి పొందిన వారు మరి పుట్టరు. అది కదా మీ ఉద్దేశం. బ్రహ్మజ్ఞులు పుట్టరు సగుణ బ్రహ్మోపాసన కానివ్వండి, నిర్గుణ బ్రహ్మోపాసన. ఇప్పుడు కలిపి మనం అనుకున్నా పర్వాలేదు, 2 బ్రహ్మ విషయములే గనక. వీడు మరి పుట్టరని అన్నారు కదా, కానీ అలా పుట్టినటువంటి ముక్తుల గురించి మేము చెప్తాం, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అన్నాడు. ఎవరయ్యా? ఉన్నారు. వేదాల్లో వెతకండి, పురాణాల్లో వెతకండి. అపాంతర తనుముడనే వేదాచార్యుడు, ఆయన విష్ణువంశతో వచ్చిన పురాణ ఋషి, ఆయన బ్రహ్మజ్ఞుడు, సామాన్యుడు కాడు. అలాంటి ఆయన విష్ణువు యొక్క ఆదేశాన్ని అనుసరించి ఈ కలియుగ ప్రారంభంలో ద్వాపర యుగాంతంలో కృష్ణద్వైపాయనుడిగా అవతరించాడు ఆయన. ఆయనే వ్యాసదేవుడు అంటే. ఆయన పేరు అపాంతర తముడు. మనం శాంతిపరం చెప్పినప్పుడు చెప్పాం, ఆ విషయం నాకు గుర్తుంది. అది అపాంతర తముడు, ఆయన వ్యాసుడిగా వచ్చాడు. మరి అపాంతర తముడు ఋషి మహాత్ముడే, ఆయన మళ్ళీ వెనక్కిందుకు వచ్చాడు, ఇదొకటి ప్రశ్న. అదేవిధంగా సనత్కుమారుడు ఈశ్వరాజ్ఞ చేత కుమారస్వామిగా పుట్టాడని ఒక విషయం ఉన్నది. అలాగే నారదుడు ముక్తుడయ్యాడు, కానీ మళ్ళీ ఆయన రావడం విషయం భాగవతంలో మనకి కనబడుతున్నది. బ్రహ్మముతో సహా, అక్కడ చతుర్ముఖ బ్రహ్మతో సహా కల్పాంతంలో నారాయణలో లీనమైపోయిన వాడు మళ్ళీ సృష్టి జరిగేటప్పుడు తిరిగి వచ్చాట నారదుల వారు. మరి ముక్తి పొందినబడి తిరిగి రాడు అంటే మరి ఆయన ఎందుకు వచ్చాడు? మరి ముక్తి ఉన్నట్టా లేనట్టా? ఇదొకటి ప్రశ్న. అలాగే వశిష్ఠుడి గురించి కూడా అంతే. వాళ్ళు సామాన్యులు కారు, బ్రహ్మజ్ఞులు. కనుక వీళ్ళందరి పుట్టుకలు ఎలా చెప్పారయ్యా అంటే, దీనికి చక్కటి మాట చెప్తున్నారు సూత్రం. యావద్ అధికారమవస్థితి అధికారికాణం, వీళ్ళని అధికార పురుషులు అంటారు. వీళ్ళని జీవులు అనే మాట అనడానికి వీలు లేదు, వీళ్ళని అధికార పురుషులు అని అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోరు, అధికార పురుషులు. మరి ఇక్కడ ఇన్ని పేర్లు చెప్పారు కదా, అలాంటి అధికార పురుషులు ఇంకొకటి చెప్పండి అంటే ఈ భాష్యాన్ని రచించిన ఆదిశంకర భగవత్పాదులు వారు. వీళ్ళు అధికార పురుషులు ఒక ప్రయోజనం కోసం వచ్చారు. కొందరు జీవన్ముక్తులు ఉంటారు, వారిని అధికార పురుషులు అనడానికి లేదు. వాళ్ళు జీవన్ముక్తులు అయిపోయారు కనుక వారు కూడా మనకి బ్రహ్మముతో సమానంగానే గౌరవించుతాం, అది వేరే విషయం. ఒక రమణులు మొదలైనటువంటి వారి విషయంలో ఆ విధంగా భావన ఉండాలి మనకి. అయితే శంకరులు ఒక ప్రయోజనం కోసం రావడం కనబడుతుందని 32 ఏళ్ల జీవితకాలంలో ఒక్క క్షణం కూడా ఆయన తన కోసమని కాకుండా కేవల వేదాంత విద్యా ప్రతిష్టాపనకి, అవిచ్ఛిన్న బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రతిష్టాపనకి ఉద్యమించాడు గనక, అక్కడ వ్యాసుడు ఎంత పనిచేశాడు, శంకరుడు ఎంత పనిచేశాడు గనక వీరిని కూడా మన అధికారిక పురుషులనే అనాలి. ఆయన చెప్తున్నాడు గొప్ప మాట, సత్యపి సమ్యక్ దర్శనే కైవల్య హేతౌ. వాళ్ళకి సమ్యక్ దర్శనమున్నది, కైవల్యమున్నది, అయినప్పటికీ అక్షీణ కర్మాణ యావద్ అధికారం అవతిష్టంతి తదావసానే చ అపసృజ్యంత. వారు నారాయణ ఆజ్ఞ మేరకు ఒక అధికారిక పురుషులుగా వస్తారు, ఒక ప్రయోజనం కోసం వస్తారు. వచ్చినప్పటికీ వాళ్ళు ఉపాధిలో అధికారంకై నియమించబడినటువంటి నియమములు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంటారు. తర్వాత వాళ్ళు ఆ దేహాన్ని విడిచిపెట్టి ఆ లింగ శరీరం నుండి వెంటనే మోక్షం పొందుతారు, మళ్ళీ క్రమముక్తి కాదు వాళ్ళకి. ఇది విషయం చెప్పడం జరిగింది. కనుక అధికారిక పురుషుల విషయంలో వెనక్కి రావడం అనేటువంటిది దాన్ని మనం తప్పుగా చెప్పడానికి లేదు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. అయితే ఇక్కడ విద్యల యొక్క ఉపసంహార విషయం మనం పూర్తి చేసేసుకున్నట్టేనా? ఏదో దాటిపోయిన ఇంకోటి ఉందండి. ఇంకా 2 విద్యల గురించి చెప్పుకోవాలి. ఏవి వినడానికి కొంచెం ఆసక్తిగా ఉంటే అవి మాత్రమే ఎంపిక చేసుకున్నాం. కొన్ని కొన్ని పూర్తి టెక్నికల్గా ఉన్నవి చెప్పి ఎవరికి బాధ పెట్టక్కర్లేదు, తెలుసుకుని కూడా చేసేదేమీ లేదు కనుక వాటి విషయాలు చెప్పలేదు ఇక్కడ. ఇప్పుడు సత్యాధ్యధికరణం అని ఒక అధికరణంలోకి ప్రవేశిస్తున్నాం. శైవహి సత్యాదయ అన్నాడు ఇక్కడ. అంటే సత్య విద్య గురించి, ఇందాక మనం సత్య విద్య గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ సత్య విద్య గురించి ఒక మాట చెప్తున్నాడు. సత్య విద్య గురించి మనకి ఉపనిషత్తుల్లో చెప్పేటప్పుడు 2 రకాల ఫలితాలు చూపిస్తాడు. ఒక చోట సత్య విద్యకు ఒక ఫలితం చెప్తాడు, ఇంకొక చోట సత్య విద్యకి ఇంకో ఫలితం చెప్తాడు. ఫలంలో భేదం ఉండడం వల్ల ఈ 2 వేరు వేరు అనుకుంటామా? కానీ ఒక మాట మర్చిపోవద్దు, సగుడ బ్రహ్మోపాసనకు ఫలం ఒక్కటే. మరి 2 ఫలాలు ఏమిటి? అటువంటిప్పుడు కొంచెం ఆలోచించాలి కదా. చూడండి, ఆ చెప్పిన చోట్లు ముందు మంత్రం చూద్దాం. సయోహైతం మహధ్యక్షం ప్రథమజం వేద సత్యం బ్రహ్మేతి జయతి మాన్ లోకాన్ అన్నాడు. అంటే మహధ్యక్షం, మహధ్యక్షం అనే మాటకి అర్థం ఏంటంటే గొప్ప పూజ్యుడు, యక్ష శబ్దానికి పూజ్యుడు అని అర్థం. అంటే కేనోపనిషత్తులో పరమేశ్వరుడు యక్షరూపంలో ముందు వస్తే తర్వాత ఆయన శక్తి ఉమాదేవి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ యక్షుడు ఎవరు అని అంటారు. ఆ యక్షుడెవడనే ప్రస్తావన వస్తుంది. ఆ యక్షుడెవాడు? యక్షుడే అయితే ఆయన శక్తి ఉమాదేవిగా వస్తుందా? వాడు యక్షుడు కాదు, పరమేశ్వరుడే. అక్కడ యక్ష శబ్దానికి అర్థం ఏంటంటే అందరి చేత పూజింపబడేవాడు. ఇది యక్ష శబ్దానికి అక్కడ అర్థం. అది యజ్ఞం అనే దాంట్లోంచి, యజ్ఞం అంటే పూజ, అది సర్వుల చేత పూజింపబడేవాడు అని అర్థం యక్ష. అందుకే పంచాక్షర స్తోత్రంలో యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ అని అంటాం. అక్కడ యక్షస్వరూపాయ అనడానికి కారణం ఉపనిషత్తుల్లోని మాట. అదే ఇక్కడ మహాధ్యక్షం అన్నాడు. ఇక్కడ అదే భావంతో గొప్పగా పూజనీయుడై అంటే పూజకు యోగ్యుడైన వాడు ప్రథమజం. సృష్టికి పూర్వమే ఉన్నటువంటి వాడు అయిన సత్యం బ్రహ్మేతి, ఆ సత్యబ్రహ్మను ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు ఈ లోకములను జయిస్తున్నాడు అన్నారు. ఈ లోకములను జయిస్తున్నాడంటే పుణ్యపాప ఉభయలోకముల్ని జయించి వాడు సిద్ధి పొందుతున్నాడు అని అక్కడ సత్యం బ్రహ్మ అనే మాట వచ్చింది. ఇది సత్య విద్య అంటే. మరొక చోట అంటారు, తద్యత్ సత్యమసౌస ఆదిత్యో యయేష ఏ తస్మిన్ మండలే, ఇందాక చెప్పుకున్నాం మండలమునందున్నటువంటి సత్య బ్రహ్మ అని చెప్పారు కదా. ఈ రెండు అక్కడ ఆయన ఉపాసించిన వాడు ఏమంటున్నాడు, హంతి పాప్మానం, అతడు సర్వపాపమును నశింపజేసుకుంటాడు అన్నారు. మొదటిదానికి ఫలితం అన్నారు, అన్ని లోకాలని జయిస్తాడన్నారు. రెండవదానికి ఆ సత్యం బ్రహ్మ అని చెప్తూనే అతడు అన్ని పాపములను జయిస్తాడు అని చెప్తున్నారు. ఈ రెండిట్లో ఏది సత్యమండి అన్నాడు. రెండూ ఒకే విద్య అన్నారు ఇక్కడ. ఆ విద్య వల్ల వచ్చే ఫలితములు పాపనాశనము సర్వలోక జయము. పాపము అంటే ఇక్కడ ఒక్క పాపమే చెప్పండి, మరి పుణ్యం చెప్పలేదా అని కాదు. అహంత్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ. పాపం అంటే దోషము, ఇదొకటి ప్రధానంగా ఇక్కడ అర్థం తీసుకోవాలి. ఏమిటా దోషం అంటే బ్రహ్మ విద్యను తెలియనివ్వకుండా ఈ అవిద్య అంటుకుంది, అది దానికి సంబంధించిన వృత్తులు, అజ్ఞాన వృత్తులు, వాటన్నిటి కూడా తొలగించుకుంటాడు సత్య విద్యను ఉపాసించిన వాడు. అవి తొలగించుకుని సర్వలోకములు జయిస్తాడు. కనుక ఫలములు రెండుగా చెప్పబడి ఒకటే ఫలం అది బ్రహ్మప్రాప్తియే. కానీ విద్య ఒకటే, ఫలము ఒకటే. ఇది చక్కగా కలిపారు. అదేవిధంగా దహర విద్యకు సంబంధించి ఒక అందమైనటువంటి మాట చూపిస్తున్నాడు. అథ యదిదమస్మిన్ బ్రహ్మపురే, దీనికి సూత్రం ఏమిటి అంటే కామాదీతరత్ర తత్ర చాయతనాదిభ్య. దీని అర్థం సూత్రార్థం తర్వాత చెప్పుకుందాం, ముందు దానికి ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం చెప్తే కానీ ఇది తెలియబడదు మనకి. ఇందులో విషయం ఏం చెప్తున్నాడంటే, అథ యదిదమస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేస్మ దహరోస్మిన్నంతరాకాశ. గుర్తుండుంటుంది మీకు దహర విద్య దగ్గర మంత్రం చెప్పాను. అదేమిటంటే బ్రహ్మపురము పద్మాకారం కలిగినటువంటి ఈ హృదయాకాశంలో ఉన్నటువంటి వాడు ఎలాంటి వాడు అంటే, ఏష ఆత్మా అపహత పాప్మా విజరో విమృత్యు విశోకో విజగత్సోపిపాస సత్యకామ సత్య సంకల్ప. ఇందులో ప్రతి శబ్దాన్ని మనం జాగ్రత్తగా తీసుకుంటే, మృత్యువు లేనివాడు, శోకం లేనివాడు, పాపము లేనివాడు, పాపాలు పోగొట్టేవాడు, జరాదులు లేనటువంటి వాడు, ఆకలి దప్పికలు లేనటువంటి వాడు, అమోఘమైన సంకల్పము అమోఘమైన కోరిక కలిగిన వాడు, అంటే సృష్టి చేయాలనే సంకల్పం గురించి చెప్పినప్పుడు ఇది సత్యకామ సత్య సంకల్ప అయిన వాణ్ణి హృదయంలో ధ్యానించు అని చెప్తున్న ఛాందోగ్యం. ఇంకో చోట సభా ఏష మహానజ ఆత్మయోయం విజ్ఞానమయ ప్రాణేచ ఏయోషోంతర హృదయ ఆకాశస్తస్మిన్ చేతే సర్వస్య వశీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే విజ్ఞానమయ ప్రాణేషు, విజ్ఞానమయుణ్ణి ఎవరిని అనాలి, వాడు తన హృదయంలో ఉన్నటువంటి దాన్ని అన్వేషిస్తూ సాధన చేయాలన్నప్పుడు సగుణ బ్రహ్మోపాసన వస్తుంది. పైన చెప్పిన మాట పూర్తిగా నిర్గుణ బ్రహ్మం గురించే చెప్పారు. కనుక అక్కడ నిర్గుణోపాసన ఇది సగుణోపాసన కలవవు గనక రెండు వేరువేరా కాదు ఒకటే అన్నాడు ఇక్కడ చూడండి. ఎందుకంటే జాగ్రత్తగా చూడాలి, రెండు చోట్ల కామన్గా చెప్పిన విషయం ఒక్కటి ఉన్నది. బ్రహ్మపురే దహరం పుండరీకం అక్కడ చెప్పాడు, దేంట్లో ఛాందోగ్యంలో బృహదారణ్యకంలో, ఏష అంతర్హృదయ ఆకాశ తస్మిన్ చేతే సర్వస్య వసి, అంతర్హృదయమైన ఆకాశంలో అన్నాడు ఇక్కడ. ఈ రెండిట్లో చెప్పబడింది ఒకటే విద్య, దహర విద్య, హృదయాకాశంలో పరమాత్మను ధ్యానించు. హృదయాకాశంలో భావించడం పరిమితమైన, నువ్వు భావిస్తున్నది అపరిమితుడే సర్వవ్యాపకుడైన పరమాత్మని గనక అది సగుణ బ్రహ్మోపాసన చెప్తున్నది. అక్కడ నిర్గుణ బ్రహ్మవాక్యం వలె కనబడినప్పటికీ ఈ రెండూ ఒకటే దహర విద్యకు సంబంధించి. అందుకే బృహదారణ్యకంలో ఛాందోగ్యంలో కూడా దహర విద్య చెప్పబడింది. అంటే కామాదీతరత్ర తత్ర చ ఆయతనాదిభ్య, ఇది సూత్రం. సూత్రంలో అర్థం ఏంటంటే కామాది ఇతరత్ర తత్ర చ ఆయతనాదిభ్య. దీని భావం ఏంటంటే అక్కడ చెప్పిన సత్యకామ అనేటువంటి గుణము ఏది వాటిలో బృహదారణ్యకాదుల్లో చెప్పినది, అదేవిధంగా సర్వవశిత్వాది గుణములు ఛాందోగ్యంలో చెప్పినవి, ఈ రెండు మనం అన్వయించుకోవాలి. అందుకే సర్వకామత్వాది అక్కడ ఛాందోగ్య బృహదారణ్యకంలో చెప్పిన వాటిని రెండుటి ఒక దగ్గర తెచ్చుకోవాలి. సత్యకాముడు సర్వవశి అయినటువంటిది అని ఈ విధంగా ఇక్కడ వరకు వేటిని ఎలాగ అన్వయించుకోవాలి, ఉపసంహరించుకోవాలి, వేటిని ఎలా చూడాలి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వివరిస్తున్నది అద్భుతమైన విషయం. అయ్యా మొత్తానికి అన్ని విద్యలు చాలా గొప్పగా మాకు అర్థమైపోయాయి, అన్ని విద్యలు అర్థమైపోయా, ఏవి చెప్పుకున్నామో అవి అర్థమై ఉంటాయి, అది కూడా ఏకాగ్రంగా విని ఉంటాయి. కనుక ఇన్ని విద్యలు ఎలా కలుపుకోవాలి, ఎలా చూడాలి, ఈ పేర్లతో మనం ఆ విద్యల పేర్లు తెలుసుకున్నాం, అదేవిధంగా ఆ విద్యల స్వరూపం కూడా కొంత అవగాహన కలిగింది మనకి. ఇప్పుడు ఇందులో ఏ విద్య సెలెక్ట్ చేసుకుంటారో ఇష్టం. ఇంకా కనుక హృదయ పుండరీకంలో ధ్యానించడము, మనోమయంగా ధ్యానించడము, ఆదిత్యుల్లో ధ్యానించడము, భూమధ్యంలో ధ్యానించడము, బోల్డ్ ఉన్నాయి అన్నీ కలిపి చేస్తే పోలే కదా, దానికి చెప్తున్నాడు కూడదు అన్నాడు ఇక్కడ. నానా శబ్దాది భేదవత్, పైగా అన్నీ ఒకలాగా కాదు, ఒక చోట అంటాడు వేద అంటాడు, ఒక చోట ఉపాసీత అంటాడు, సకృతం కుర్వీత అంటాడు, కొన్ని చోట్ల ఉపాసించు అంటాడు, ఇంకో చోట సంకల్పించు అంటాడు, ఇంకో చోట తెలుసుకో అని అంటాడు. దాన్ని బట్టి ఎక్కడ ఏది వినియోగించుకోలో చూడాలి. అందుకే నానా శబ్దాది భేదాత్ నానా శబ్దములు వాడడం చేత. అయ్యా మీరే అన్నారు కదా విద్యలన్నీ ఒకటే అని. అంటే ఇప్పుడు గుణభేదం చేత భేదం కానీ వేద్యుడైన పరమేశ్వరుడు మాత్రం ఒక్కటే గనకే మేము ఇవి భిన్నములు కావు అనేది ఆ ఉద్దేశంతో అన్నీ కూడా భావన ధ్యానాత్మకంగా తపస్సుతో శ్రద్ధతో చేయవలసినవే కనుక అవన్నీ భిన్నములు కావు. అన్నిటికీ లక్ష్యం బ్రహ్మమే కనుక భిన్నములు కావు అన్నామే కానీ దేన్ని దేంతో కలుపుకోవాలో జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక ఒక విద్యకు సంబంధించిన అంశమే మరొక ఉపనిషత్తుల్లోంచి తీసుకుని కలుపుకోవాలి కానీ ఈ విద్యకు భిన్నమైన దాన్ని తీసుకోకూడదు. తీసుకోలేదు కనుక ఇది విభిన్నమే తప్ప విరుద్ధము కాదు. జాగ్రత్తగా చూడండి, విభిన్నము అంటే దేనికదే ప్రత్యేకము, విరుద్ధము అంటే అబ్బో దాని లక్ష్యం వేరండి దీని లక్ష్యం వేరండి, దీనిలో వెళితే స్వర్గానికి వెళ్తాం దీనిలో వెళితే కైలాసానికి వెళ్తాం రెండులో, అన్నిటికీ ఒకటే ప్రాప్తి సగుణ బ్రహ్మ ఉపాసన వల్ల బ్రహ్మలోక ప్రాప్తి. కనుకనే లక్ష్యములో కానీ దానికి కావలసినటువంటి శ్రద్ధ తపస్సు వీటిలో కానీ తేడాలు లేవు. ప్రక్రియా భేదములు, కొన్ని దహరంలో ధ్యానిస్తావు, కొన్నిటిని వైశ్వనాథ విద్యగా చూస్తావు, కొన్ని అక్కడ చూస్తావు, కొన్ని ప్రాణముల్లో ధ్యానిస్తావు. కనుక ప్రక్రియాభేదములు ఉన్నాయి కదా, అందుకు ఆ ప్రక్రియాభేదముల చేత చూపించబడుతున్నది. అయితే అన్నీ చెయ్యడము అంటే కూడదు నాయన అన్నాడు. దీనివల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఇక్కడ వికల్పాధికరణము కామ్యాధికరణము రెండు వస్తున్నాయి. ఇప్పుడు ఇవి చెప్తున్నవి మనం ఇప్పుడు శాస్త్ర సమ్మతమైన ఏ ఉపాసనలు చేసిన వాళ్ళకైనా గ్రాహ్యములే, అందుకు తీసుకుంటున్నాం. ఇదంతా కూడా అక్కడేముందో తెలుసుకోండి కాదు, మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా గ్రాహ్యములు ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. వికల్పాధికరణం ఇందులో ఏం చెప్తున్నా అంటే వికల్ప అవిశిష్ట ఫలత్వాత్, వికల్పము సముచ్చయము అని రెండు శాస్త్ర శబ్దాలు ఇక్కడ వాడుతున్నాయండి. వికల్పము సముచ్చయం, సముచ్చయం అనే తర్వాత దాంట్లో వస్తుంది. కామ్యాస్తు యథాకామం సముచ్చేయరన్నవా పూర్వహేత్వభావాత్, ఇక్కడ సముచ్చయ శబ్దం వచ్చింది, ఇక్కడ వికల్ప శబ్దం వచ్చింది. వికల్పము సముచ్చయము ఈ రెండు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం. వికల్పము అంటే అన్నీ చేయవలసిన అవసరం లేదు, ఏదో ఒకటి చేస్తే చాలు అన్నప్పుడు వికల్పం అనాలండి. అర్థమవుతుంది కదా, అక్కడ పది చెప్పారు కానీ పది అక్కర్లేదండి, ఏదో ఒక్కటి చేస్తే చాలు అని. సముచ్చయం అంటే అవన్నీ కలిపి చేయవచ్చు, అవన్నీ కలిపి చేసుకోవచ్చు, బోల్డ్ అన్నీ కలిపి చేసుకోవచ్చు, తప్పక చేయాలి, అవన్నీ కలిపి చేయాలి అని చెప్పేటప్పుడు సముచ్చయం అనాలి. ఇప్పుడు ఈ విద్యలు సముచ్చయమా వికల్పమా ఇది ప్రశ్న వేశాడు. అయితే సముచ్చయ విద్యలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ సముచ్చయ విద్యలేవి వికల్ప విద్యలేవో తెలుసుకోవాలి. ఉపనిషత్తులో చెప్పిన విద్యలన్నీ వికల్ప విద్యలే, సముచ్చయ విద్యలు కావు. ముందు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే వికల్ప అవిశిష్ట ఫలత్వాత్. ఎందుకయ్యా వికల్పం అని చెప్పారు అంటే అన్నీ చేయక్కర్లేదు ఒకటే చాలని ఎందుకు చెప్పారు అంటే అందులో ఏది చేసినా పొందేది ఒకటే గనక ఏదో ఒక్కటి చేస్తే చాలు. ఇది గట్టిగా చెప్పాడు. చాలా ముఖ్యం కదా, మన అక్కడ పది బస్సులు ఉన్నాయి, ఒక బస్సు ఎక్కితే చాలు. అందుకని అన్ని బస్సులు ఎక్కుతానంటే ఎక్కగలవా వెళ్ళగలవా? లేదండి, ఈ బస్సులో కొంత దూరం వెళ్ళి దిగి మళ్ళీ ఆ బస్సు వస్తుందో లేదో చూసి అది దిగి మళ్ళీ ఎక్కుతానంటే ఏమవుతుంది, ఆలస్యం అవుతుంది. అందుకే నిజంగా సగుణ బ్రహ్మోపాసనలో, సగుణ బ్రహ్మోపాసనలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఉపాసిస్తున్నది ఆ బ్రహ్మము అని, బ్రహ్మత్వము గురించి ఏ లక్షణములు చెప్పారో అవన్నీ అది ఏ అనేటువంటి ఏకాగ్రమైనటువంటి దృష్టితో గురువులు చెప్పిన మార్గముతో సాధన చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు మనకి దానివల్ల కావలసింది మోక్షము అనేటువంటి లక్షణం ఉన్నప్పుడు అది వికల్పముగానే తదేక నిష్టతో అదే చేయాలి అన్నారు. ఏమండి అన్నీ ఒకటే అయినప్పుడు అన్నీ కలుపుకుంటే ఏమైందంటే అన్నీ కలిస్తే చిత్త విక్షేపం కలుగుతుంది అన్నాడు. ఇక్కడ అది గొప్ప మతిభ్రమణం వస్తుంది, చిత్త విక్షేపం. కొంతమంది కొంతకాలం దహర విద్య చేసి తర్వాత మరో విద్య చేస్తాను అంటూ కొంతకాలం ఒక ఉపాసన, ఆ తర్వాత మరొక ఉపాసన కాదు, మరణించే వరకు ఒకే ఉపాసన అన్నాడు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకు ఉపాసన ప్రధానంగా స్వీకరించిన తర్వాత మనం మళ్ళీ మార్చడానికూడదట ఇది చెప్తున్నాడు. పైగా ఒక ఉపాసన కొంతకాలం చేసి అదేం తర్వాత మరొకటి చేసి ఇలాంటివి కానీ మొదలు పెడితే నీ చిత్తాన్ని ఒకదాని అందుకు కొంతకాలం ఏకాగ్రత చేసి మళ్ళీ చేస్తుంటే చిత్త విక్షేపం అనే దోషం ఏర్పడుతుంది అని విషయాన్ని ఇక్కడ చెప్పాడు. ఇది దేని విషయంలో? ఉపనిషత్తు చెప్పినటువంటి సగుణ బ్రహ్మోపాసన విషయంలో మాత్రమే. కర్మలకు చెప్పేటువంటి పూజలు పునస్కారాలు ఏవైతే మనం అనుకుంటున్నామో, అంటే ఆ రోజుల్లో అయితే యజ్ఞయాగాలు అనాలి, ఈ రోజుల్లో పూజలు పునస్కారాలు అనాలి. అయితే అప్పుడు పూజలు పునస్కారాలు లేకపోలేదు, యజ్ఞయాగాలు పూజలు పునస్కారాలు ఉండేవి, ఇప్పుడు యజ్ఞయాగాలు పోయి పూజలు పునస్కారాలు మిగిలాయి. ఏదో ఒకటి మొత్తానికి వాటి విషయంలో వాటిలో సముచ్చయం పర్వాలేదన్నాడు ఇక్కడ. అందుకే కామ్యాస్తు యథాకామం సముచ్చయేరన్నవా పూర్వహేత్వభావాత్ అన్నాడు ఇక్కడ. కామ్య విద్యలైతే అంటే కోరికల కోసం కొందరు ఉపాసన చేస్తారండి, రోగాలు పోవడానికి ఒక ఉపాసన, దరిద్రం పోవడానికి ఒక ఉపాసన. ఇందులో ప్రతి ఉపాసనకు ఫలితం ఏమిటి? కోరికలు తీరడమే. కనుక కోరికలతో చేసే ఉపాసనలో సముచ్చయం పర్వాలేదు అన్నాడు ఇక్కడ. చాలా గుర్తుపెట్టుకోండి. కనుక ఇది చెప్పాం కనుక ఇది ఒక్కటే పట్టుకోవాలండి అంటే కుదరదు, అవునా లేదా? ఎందుకంటే రోగాలు రకరకాలు, మందులు రకరకాలు. నేను నమ్ముకున్నాను కనుక ఈ మందే వేసుకుంటాను, కడుపు నొప్పుకు మందు పెట్టుకుని క్యాన్సర్ వచ్చినా అదే వేసుకుంటాను అంటే కుదరదు అది. కనుక ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్క మందు ఉన్నట్లుగానే వేదమాత ఒక్కొక్క కోరిక తీరడం కోసం ఒక్కొక్క రకమైన చెప్పింది అది. మాకేం కోరిక లేదండి మీ వేదాంతలో అని వింటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సహజం. ఇది విన్న తర్వాత తెలుస్తుంది మనకున్న కోరికలు ఏమిటో. అదొక్కడ జరిగిపోతే చాలండి అంటూనే ఉంటాడు. అది ఒకటి జరిగిపోయిందా అంటే ఇంకోటి మిగిలిందండి, అది అయిపోతే చాలు ఉంటాడు చచ్చే వరకు, ఇంకేముంది. కానీ కోరికలు ఉన్నప్పుడు ఇవి చేసుకోవడంలో తప్పేం లేదు, వాటిలో సముచ్చయం పర్వాలేదు అని అది తెలుసుకోవాల్సింది. అయితే ఇక్కడ మామూలుగా సాధకులకు పనికొచ్చే విషయం ఏంటంటే, మనం సగుణ బ్రహ్మంలో ఒక ప్రధాన ఉపాసనని స్వీకరించినప్పటికీ కూడా లోకగతిలో వ్యవహార రీత్యా ఒక్కొక్క పర్వదినంలో ఒక్కొక్క దేవతల్ని పూజించడం అవేం దోషం కాదు. ప్రధానమైన లక్ష్యంగా ఒక ఉపాసన చేసుకోవడమే. ఇలా చెప్పారు కనుక అందుకే చెప్పారండి, మేము శివుణ్ణి పట్టుకున్నాం కనుక మిగిలిన వాళ్ళందరినీ పక్క తోసేస్తామని. ఒక విద్య చేసేవని ఇతర విద్యలను అవమానించారు అది అక్కడ. అది కానీ ఏం చెప్తే ఎటు అన్వయిస్తారన్న భయంతో నేను ఆగి చెప్తున్నాను కానీ మరేం కాదండి. ఇక్కడ అంత మాత్రానికి వారికి సంబంధించిన ఏ పర్వం వచ్చినప్పుడు మన ఇంటి వాళ్ళ క్షేమం కోసం, మనం ఎంత విష్ణు భక్తులే కృష్ణాష్టమి చేసుకుంటున్నా ఒక శివరాత్రి వచ్చినప్పుడు అందరి క్షేమం కోసం శివుడికి కాస్త నీళ్లు పోసినతే తప్పేమీ లేదు. అదేవిధంగా వినాయక చవితి వచ్చినప్పుడు ఇంట్లో వినాయక పూజ చేసుకుని దోషం అంతకంటే లేదు. అంత మీ విష్ణు భక్తులం కానీ గణపతిని ముట్టుకోమండి అని అనక్కర్లేదు. అక్కడ చేయొచ్చు. నీ ప్రధానమైన ఒక ఉపాసన సగుణ బ్రహ్మ ఉపాసన ఉంచుకో, అది పర్వాలేదు. ఇవి నేను చెప్తున్నది ఇంకా జ్ఞాన మార్గంలోకి వెళ్లకుండా కామ్యాదుల్లో ఉన్నవాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అది అందుకు కామ్యాస్తు యథాకామం. ఎందుకంటే అందరూ ఎక్కువ మంది గృహస్థులే కదా ఇక్కడ ఉన్నారు, అదృష్టమో దురదృష్టమో సన్యాసులు కనబడట్లేదు. కనుకనే కామ్యాస్తు యథాకామం సముచ్చయరన్నవా పూర్వహేత్వభావాత్ అనే దానిలో ఈ విషయం చెప్పారు. కనుక కామ్య ఉపాసనల్లో అయితే సముచ్చయం పర్వాలేదు, కానీ బ్రహ్మమునకై చేసేటువంటి ఉపాసనలను సగుణ బ్రహ్మోపాసన మాత్రం వికల్పమే అవసరము. ఇంతవరకు ఈ చెప్పిన అంశం తర్వాత అసలు ముఖ్యమైన దానిలో ప్రవేశిస్తున్నాం. సరే, ఇప్పటి వరకు జ్ఞాన మార్గంలో ఒక పద్ధతి చెప్పారు, కర్మల మార్గం చెప్పారు. అయితే జ్ఞాన మార్గంలో వెళ్ళేవాడికి కర్మ అవసరమా లేదా, ఇది పెద్ద ప్రశ్న కదా చాలామంది వేస్తుంటారు. ఈ మధ్య ఒక రిటైర్ అయిన ఉద్యోగి నాతో అంటున్నాడు, అప్పుడే ఆయన సంస్కృతం నేర్చుకుని బ్రహ్మసూత్రాలు చదివేశాడు, చాలా సంతోషం. చదవడంతో, బాబు మీరు ఈ పని చేయాలి ఆ పని చేయాలండి కొంచెం లోకక్షేమం కోసం ఎలాగో రిటైర్ అయ్యారు కదంటే, ఆయన ఒక మాట అన్నాడు, కర్మజ్ఞాన సముచ్చయం కుదరదు కదండి అన్నాడు. అదే శబ్దాలు వినేస్తే ఎక్కడ వాడాలో తెలియకపోతే ఇదే ప్రమాదం. అయితే అబ్బా ఆయన ఏదో బ్రాహ్మీభూతులైపోయాడేమో అని మేము అనుకున్నాం. వెంటనే ఆయన అన్నదేంటంటే, మీరు ఏ పని పెట్టినా 3 నెలల తర్వాత పెట్టండి అన్నాడు. ఎందుకంటే మా అబ్బాయి అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నాడు, ఆ పేపర్ సబ్మిట్ చేసే వరకు నా పేరు బయటపడకూడదు అన్నాడు. ఇంకా మా అబ్బాయి అక్కడ చేస్తున్నాడు, ఆయన గారికి తీసేసవ్వాలి, పిహెచ్డీ కావాలి, ఈ కబుర్లన్నీ ఉన్నాయి, ఈ మంచి పని చేయరా అంటే మాత్రం కర్మజ్ఞాన సముచ్చయం కూడదుట. కానీ ఎవడు ఏ మాట ఆడాలో అది మాట్లాడకపోవడం చాలా తప్పు. ఇది ఇక్కడ వచ్చినది. ఇక్కడ అలాగని కర్మలంపటత్వం పెరిగిపోతూ మన విచారణకి వాడికి దూరం అయిపోకూడదు, అలాగని అన్నీ వదిలేయకూడదు. ఎన్ని చికాకులు ఉన్నాయో. కనుక అద్భుతమైన సమన్వయం శంకర్లు ఇక్కడ చేస్తున్నారు. ఈ శాస్త్రసమ్మతమైన జాగ్రత్తగా చూద్దాం. అసలు మోక్షానికి కర్మ అవసరమా? ముందు సిద్ధాంతం చెప్పుకోవాలి కదా, అవసరం లేదు. జ్ఞానము ద్వారానే మోక్షం లభిస్తుంది, కానీ కర్మల ద్వారా మోక్షం లభించదు. ఇది విషయం. కాదండి, కర్మలు కావాలండి అంటే మోక్షమే కావాలనేటువంటి స్థితిలో కర్మల్ని సన్యసించి ఉంటారే వారిని ఎవరంటారు? సన్యసించారంటేనే సన్యాసులు. వాళ్ళని యతులు అంటారు. మరి యతులు కర్మల్ని సన్యసించేసి జ్ఞానమే ప్రధానంగా పట్టుకుని వెళ్ళారు కదా, వాళ్ళ గతి ఏమిటి? వాళ్ళకే మోక్షం వస్తుంది. కర్మలన్నీ సన్యసించారు కనుక యతికి సరిపోతుంది. మరి యతి కర్మలు విడిచిపెట్టడం దోషం అవునా కాదా? ఇది ప్రస్తావన. కర్మలు విడిచిపెట్టడం వేరు, కర్మలు సన్యసించడం వేరు. చాలామందిగా తెలియట్లేదు, నాకు వైరాగ్యం వచ్చేసిందని రేపటి నుంచి పనిచేయడం మానేయడం కాదు. కర్మలు విడిచిపెట్టడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. కర్మలు తగిలించుకోవడానికి ఉపనయనాది సంస్కారములు, వివాహాది సంస్కారములు ఎలా ఒక ప్రాసెస్లో, కర్మలు విడిచిపెట్టడానికి కూడా సన్యాస దీక్షానికి ప్రాసెస్ ఉన్నది, దాంతో విడిచిపెడతాడు. అలాంటి కర్మ సన్యాసనం చేసిన వాడికి అగ్నిహోత్రాది కర్మలు లేవు, పూజా పునస్కారాలు లేవు ఎవడికి వాడికి, అవి లేవు. కానీ వాడికి ఉండాల్సిన మరికొన్ని ఉన్నాయి. కనుక వాడి పని ఏంటి, ఏ కర్మ లేకుండా అలా పడుకోవడం అండి, అప్పుడప్పుడు పురుషత్తు చదవడం, అది అర్థమా? వాడికి శమధమాదులు ఉన్నాయి, ఆ ఆశ్రమానికి తగ్గ నియమాలు వాడికి చాలా ఉన్నాయి. వాడు ఎక్కడ పెడితే అక్కడ తిరగడాలు ఇవన్నీ కూడదు, వాడి నియమాలు జాగ్రత్తగా వాడికి ఉన్నాయి. ఈ కర్మలు వాడికి లేవు. చాలా తెలియక సోమరితనం సన్యాసం అయిపోయి కలి ప్రవేశించిన తర్వాత ఎక్కువ దోషాలు మనకి అన్ని ఆశ్రమాల్లోనే కనబడుతున్నాయి. ప్రస్తుతానికి అప్రస్తుతం ప్రత్యక్షమైన వాటి గురించి చెప్పుకోవడం ఎందుకు, తెలుసుకోవాల్సింది తెలుసుకుందాం. ఇక్కడ ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. అందుకే మనం ఎక్కడున్నామో దానికి తగ్గ మాట్లాడాలి. మొత్తానికి ఇక్కడ ఏం మాట చెప్తున్నానంటే, పురుషార్థోత శబ్దాదితి బాదరాయణ, ఇది ప్రారంభం. పురుషార్థాధికరణం, సూత్రకారుడే బాదరాయణుడు, ఆయన అభిప్రాయం అంత చక్కగా చెప్తున్నాడండి. ఉపనిషత్తుల్లో చెప్పబడిన శబ్దాత్, శబ్దాత్ అంటే శాస్త్రము, శాస్త్రం అనగా ఉపనిషత్తు. ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఆత్మజ్ఞానం వల్లనే, ఇది శబ్దాత్ అనే మాటకు అర్థం. ఉపనిషత్ శాస్త్రము అందించిన ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే పురుషార్థ, పురుషార్థము. పురుషార్థం అంటే ఏది? ఇది ఫలానా పురుషార్థం అని చెప్పలేదు. ధర్మ అర్థ కామోక్షాలు నాలుగు వచ్చేస్తాను కాదు ఇక్కడ అర్థం. పురుషార్థము అంటే ఉపనిషత్ చెప్పే పురుషార్థం మోక్షమే. కనుక పురుషార్థము అంటే మోక్షము. మోక్షం దేనివల్ల వస్తుంది? అత శబ్దాత్. శాస్త్రములో చెప్పబడినటువంటి, ఉపనిషత్ శాస్త్రములో చెప్పినటువంటి ఆత్మవిజ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని బాదరాయణుడు తేల్చి చెప్పినటువంటి విషయము. దీనికి ప్రమాణము శబ్దమే, శాస్త్రమే. ఎక్కడున్నదయ్యా? సయోహ వై తత్పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ముండకోపనిషత్తుని ఇక్కడ ప్రమాణంగా చూస్తున్నారు. ఆ పరబ్రహ్మమును తెలుసుకున్నవాడు ఎవడైనా సరే బ్రహ్మమే అవుతున్నాడు. ఎవడైనా సరే అంటే అధికారి భేదం చెప్పట్లేదు. ఎవడైనా సరే, తెలుసుకునే వరకు వాడెవడో తెలియదు, తెలుసుకున్నాక మాత్రం వాడు ఎవడైనా సరే బ్రహ్మైవ భవతి, బ్రహ్మమే అవుతున్నాడు అని ముండకోపనిషత్తు చెప్తే, తైత్రీయం చెప్తోంది బ్రహ్మవిద ఆప్నోతి పరం. ఒక ప్రమాణం చూపించాలంటే బోరుడు పుంఖాన పుంఖంగా చూపిస్తేనే దాని మీద బలం నిలబడుతుంది. అందుకే బ్రహ్మవిద ఆప్నోతి పరం, బ్రహ్మవేత్త మాత్రమే పరమును పొందగలడు. సర్వాంశ లోకానాప్నోతి సర్వాంశ కామాన్యస్తమాత్మానమను విద్య విజానీతి. అతడు శాస్త్రం చెప్పిన ప్రకారంగా గురువు యొక్క ఆదేశానుసారంగా అన్వేషించి, అంటే ఆత్మను అన్వేషించడానికి కూడా పద్ధతి ఉందన్నమాట. వాడు సరైన ఆశ్రయించి మహావాక్యములు గ్రహించి దాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రవణమన్ని దిధ్యాసనములు చేసుకుంటూ ఉన్నటువంటి వాడు సమస్త లోకాలని సమస్త కోరికల్ని పొందిపోతాడు. అంటే అన్ని లోకాలు సుఖపడతాడు కాదు, ఆ కోరికలంటి మించిన స్థితిని పొందుతాడు అని శృతులు చెప్తున్నాయి. కనుక ఆత్మజ్ఞానం వల్లనే ఇది లభిస్తుంది అంటే కర్మమీమాంసకులు ఇక్కడికి వచ్చి మేము ఒప్పుకోమన్నారు. ఎందుకంటే మరణించే వరకు కర్మలు చేయాలి అని శాస్త్రం చెప్తున్నది. అందుకే యావత్ జీవితం అగ్నిహోత్రం జుహోతు జుహోతి ఇత్యాది మంత్రములు ఉన్నాయి. చచ్చే వరకు అగ్నిహోత్రం చేయాలి. కనుక ఏ కర్మని మానరాదు. పైగా మీ ఉపనిషత్తుల్లోనే మంత్రం ఉంది అయ్యా ఈశావాస్యంలో, కుర్వన్నేవే కుర్వన్నేహేవ కర్మాణి జిజీవేషేచ్ఛతగం సమాహ ఏవం త్వయి నాణ్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఇది ఇక్కడ చచ్చే వరకు ఈ మాట ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు 100 సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటే కర్మలు చేస్తూ 100 సంవత్సరాలు బ్రతకాలి. మనుష్యుడివైన నీకు అది తప్ప మరో గతి లేదు. నువ్వు జీవించి ఉన్నంతకాలం శాస్త్రము చెప్పిన కర్మలు చేయాలి. కర్మలు అంటే పనికి మనలు పొందలేను కాదు ఇక్కడ అర్థం. శాస్త్రము చెప్పిన కర్మలు మరణ పర్యంతం చేయాలి, అంతకంటే నీకు గత్యంతరం లేదు. అది కానీ నీకు చేస్తే అశుభకర్మలేవి అంటవు. నీకు శాస్త్రకర్మలు చేయడం వల్ల అశుభకర్మలేవి అంటవు, అందుకే అవే చేసుకుంటూ ఉండు అని మీ ఉపనిషత్ శాసించింది కదా, దానికేమంటావు? అవునా? సరే. అంతేకాదు జనకోహవై దేవో బహుదక్షిణేన యజ్ఞ నేజే అని బృహదారణ్యకోపనిషత్తులు చెప్తున్నారు. జనకుడు బహుదక్షిణలతో కూడిన అనేక యజ్ఞములు చేశాడు అన్నాడు. జనకుడు బ్రహ్మజ్ఞుడే కదా, జ్ఞానే కదా. కనుక జ్ఞాని అయిన ఆయన కర్మలు ఎందుకు చేశాడు యజ్ఞాదులు? అంటే మీరు అనుకునే జ్ఞానము కర్మకు అంగమే పోండి అన్నాడు ఇక్కడ. అంటే ఆ జ్ఞానంతో పాటు కర్మ చేశారు, కుదరదు పో అన్నాడు. జ్ఞానము కర్మ కలవు, అది తెలుసుకోండి. అది తెలుసుకున్నవాడు కర్మను సన్యసిస్తాడు వాడు. మరి వీళ్ళు ఎందుకు చేశారు? వీటి అవన్నీ కరెక్ట్ ప్రశ్నలా కాదా చెప్పండి. ఇక్కడ పైగా నియమాచ్చ నియమం ఉన్నది. నియమం ఎందుకంటే మరణ పర్యంతం చేయాలి, వేదానుశాసనం చేయవలసిందే. ఏం చేస్తావు మరి? అంటే ఇప్పుడు అధికోపదేశాత్తు బాదరాయణస్య ఏవం తద్దర్శనాత్. దీనిని మించి చెప్పినటువంటిది శాస్త్రం ఏమిటంటే, వేదాంతాల్లో కర్మిష్ఠి గురించి కానీ కర్మశేషుడైన వారిని గురించి కానీ ఎక్కువగా చెప్పలేదు. అది చెప్పినంతా కూడా అసంసారి, చిన్మాత్రుడు అయినటువంటి ఈశ్వరుని గురించి, ఆత్మజ్ఞానం గురించి చెప్పినది. కనుక ఉపనిషత్తు ప్రస్తావించినది ఈ కర్మాధికారుల గురించి కాకుండా అధికముగా చెప్పినదంతా కూడా, పైగా వాడే అధికుడు, ఆత్మజ్ఞాని అధికుడు అంటూ బహుపర్యాయములు ఉపనిషత్తు చెప్పింది కనుక అధిక ఉపదేశాత్ అధికముగా ఉపదేశించడం చేత అదే ప్రమాణము అని ఇక్కడ వివరించింది. కనుక పరమాత్మ జ్ఞానము దాన్ని పొందేటువంటి ఉత్కృష్ట స్థితి గురించే ఉపనిషత్తులు ప్రస్తావించింది అధికముగా, కనుక అదే ప్రమాణము. మరి ఇప్పుడు దీనికి సమాధానములేమిటి? చాలా చక్కగా వివరిస్తున్నాడు. పైగా కర్మలు చేసిన వాడు క్రమంగా బ్రహ్మమును తెలుసుకుని మరి పుట్టడు అనే మాటలు కూడా మీ దాంట్లో కనబడుతున్నాయి. పైగా విభాగ శతవత్ అని ఒక సూత్రం ఉన్నది. ఈ సూత్రం తర్వాత అర్థం చేసుకుందాం. ఎందుకు సూత్రం చెప్పారో ముందు అర్థం చేసుకుందాం. త్వం విద్యా కర్మణి సమాన్ వారభేతే ఇది చెప్తున్నాడు. జీవుణ్ణి విద్యలు కర్మలు కలిసి అనుసరిస్తాయని మంత్రానికి అర్థం. ఇది బృహదారణ్యకంలోనే వస్తుంది. జీవుణ్ణి విద్యలు కర్మలు కలిసి అనుసరిస్తాయి అని మీరే చెప్పారు కదా. విద్య అంటే మీరేమన్నారు? సగుణ బ్రహ్మోపాసన అన్నారు కదా. ఇక కర్మలంటే ఏమిటి? పుణ్యలోకాలకి కామ్యములు అని చూపించారే. మరి రెండు కలిసి అనుసరిస్తానంటే రెండు కలిసి చేయొచ్చు అని మీరు చెప్పడం కదా. పైగా విద్య గురించి విడిగా మాట్లాడితే సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మం గురించి కూడా విద్యయే అని చెప్పుకోవాలి. విద్య అంటే ఆత్మజ్ఞానం. కానీ ఇక్కడ విద్యాకర్థం జ్ఞానము. కనుక జ్ఞానము కర్మ రెండూ అనుసరిస్తాయి అని మీరు ఉపనిషత్తులోనే చెప్పారు కదా. కనుక రెండూ కలిసి ఉండాలి అంటాడు మీమాంసకుడు, కర్మమీమాంసకుడు. అప్పుడు పట్టుకుని పొరపాటు పడ్డారయ్యా మీరు అన్నారు. ఇక్కడ అవి ఎలా అడిదంటే విభాగ శతవత్, ఒక 100 రూపాయలు ఇచ్చి చెరిసగం పంచుకోండి అన్నట్టది అన్నారు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే విద్య ఈ రెండూ అనుసరిస్తాయి అంటే అర్థం ఏంటంటే కర్మలు చేసిన వాడికి వాడి గతుల్లో కర్మఫలములు అనుసరిస్తూ వెళుతూ ఉంటాయి, జ్ఞానము కలిగిన వాడికి ఆ జ్ఞానఫలమైనదే వాడిని అనుసరించి ఆ ముక్తిని ఇస్తున్నది. ఇది ఇక్కడ విద్య అంటే సగుణ బ్రహ్మోపాసకుడికి ఉపాసనా ఫలమే వాడిని క్రమంగా అక్కడికి తీసుకెళ్తుంది. ఆ విద్య వాడిని అనుసరించిందని అక్కడ వాడికి అది చెప్పాలి. కర్మఫలంగా వస్తున్నది వీడికి ఇక్కడ చెప్పాలి, నువ్వు రెండు కలిపి చెప్పకూడదు. చక్కగా ఖండిస్తున్నారు శంకర భగవత్పాదులు వారు. పైగా ప్రతివాడికి ముఖ్య కర్తవ్యం ఏంటంటే ఆచార్య కులాద్వేదమిధేయా, గురువుల సమూహము వద్దకు వెళ్ళి వేదాది శాస్త్రములు నేర్చుకుని తచ్చాస్త్రములందు చెప్పిన సత్కర్మలు చెయ్యాలి అని శాసిస్తూ ఉన్నారు కదా శృతిలో. అంటే అది నిజమే. ఎవరికి అంటే కర్మకి అధికారం కలిగిన వారికి అదే అన్నాడు. కర్మ అధికారం కలగడానికి కర్మ చేయడానికి కూడా అధికారం కావాలి. కర్మ మార్గానికి కూడా అధికారం ఉన్నది. కర్మకు ఏంటయ్యా అధికారం అంటే గురువుల వద్దకు వెళ్ళి శిక్షణ పొంది తత్ప్రకారంగా దీక్షాదులు స్వీకరించి కర్మలు స్వీకరించాలి. కనుక అది కర్మాధికారుల గురించి చెప్పిన మాట, అంతేగాని సన్యాసుల గురించి వేదాంత విద్యకు సంబంధించిన విషయం కాదు అది. ఇక్కడ ఆ విభాగం వేరు, ఈ విభాగం వేరు. అది కర్మాధికారులకు అది చెప్పారు. అది కర్మ చేయడానికి కావలసినది. రెండు కలిపి చూడకు. ఉదాహరణకి కర్మలోనే ఒక క్రతువు గురించి సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు ఆ క్రతువు చేయడానికి అర్హుడు అని అంటారు. కర్మల్లో అనేక క్రతువులు ఉంటాయి కదా. ఒక క్రతువు గురించి సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు ఆ క్రతువు చేయించగలడు. వాడికి ఇంకో క్రతువు మీద జ్ఞానం లేకపోవచ్చు. ఈ క్రతువు చేయడానికి ఆ క్రతువు జ్ఞానం అక్కర్లేదు. అది ఎలాగో వేదాంతానికి కర్మ యొక్క విషయం అవసరం లేదు. అది ఇక్కడ ప్రస్తావన చేయడానికి. ఈ క్రతువు చేయడానికి ఆ క్రతువు, ఇంజనీరింగ్ చేయడానికి డాక్టర్ నేర్చుకో, డాక్టర్ చదవక్కర్లేదు కదా, డాక్టర్కి ఇంజనీరింగ్ చదవక్కర్లేదు కదా. అదేవిధంగా ఇక్కడ కర్మాధికారి యొక్క శాస్త్రం వేరు, వేదాంత శాస్త్రం వేరు అని ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. పైగా నువ్వన్నవే ఏమని కుర్వన్నేవేహ కర్మాణి అనేటువంటిది కూడా సన్యాసి కుర్వన్నేవేహ కర్మాణి అనలేదే, తత్వజ్ఞాని కర్మలు చేయాలనలేదే. కర్మ మార్గంలో ఉన్నవాడు మరణ పర్యంతం కర్మ మార్గం చేయరు. కర్మ మార్గంలో ఉన్నవాడు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి నేను కర్మ చేస్తానని అగ్నిహోత్ర సాక్షిగా జంజ్యం తగిలించుకున్నవాడు ఎంత బ్రహ్మజ్ఞాని అయినా గృహస్థాశ్రమంలో ఉన్నంత కాలం కర్మలు చేయవలసిందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కడి లేదండి నాకు అన్ని వ్యర్థములని తెలిసిపోయే, నాకు ఇహాముత్రార్థ భోగ విరాగం వచ్చేసింది, శమధమాది షడ్గుణ సంపత్తి వచ్చింది, నిత్యానిత్య వస్తువు వివేకం పండిపోయింది. అవునా? అయితే ఒక పంచే అంటించుకుని పద్ధతి ప్రకారం తొలగించేయి, సన్యాసం స్వీకరించు, తరించిపోతావు. సన్యాసాశ్రమం స్వీకరిస్తే అప్పుడు సరిపోతుంది. కానీ నువ్వు ఉండేది గృహస్థాశ్రమంలోనా? గృహస్థుకి ఎన్ని ఉండాలో అన్ని లంపటాలు ఉన్నాయా? నువ్వు మాత్రం గృహస్థు చేయవలసిన నిత్యనైమిత్తికాలు కూడా వదిలిపెట్టేస్తావా? కూడదు సుమా. అది ఇక్కడ కనుక తత్వజ్ఞాని అయిన వాడు వాడు సన్యాసంకు అర్హుడై వాడు తప్పకుండా మోక్షం పొందుతాడు. అలాగ సన్యాసానికి యోగ్యమైనటువంటి ఆ దివ్యమైన వైరాగ్యం వస్తే ఆ తత్వజ్ఞాని కనబడితే నమస్కారం అండి. ఒక్క సన్యాసి చాలు, ఒక 100 ఆలయాలంత పెట్టు గుర్తుపెట్టుకోండి. వాడి దర్శనంతో మనం పవిత్రమైపోతాం. నిజమైన సన్యాసి అయితే అటువంటి వాడు వాడు కర్మల్ని విడిచిపెడతాడు, వాడు తప్పకుండా స్థితి పొందుతాడు సుమా. అందుకే గృహస్థాశ్రమంతో వైరాగ్యం కలిగి త్యాగం చేయడం శాస్త్రంలోనే చెప్తున్నారు. కామకారేణ చైకే అనే విషయంలో ఈ సూత్రం మనకు చెప్తున్నది. కనుక గృహస్థాశ్రమాన్ని త్యాగం చేయడం గురించి శాస్త్రములో కనబడుతున్న మాటలు అదేంటంటే, ఏతద్ధస్మవై తత్ పూర్వే విద్వాంస ప్రజాన్న కామయతే కిం ప్రజయా కరిష్యామో ఏషాన్నోయమాత్మాయం లోకః. అంటే కర్మలు చివరి వరకు చెయ్యాలని శాస్త్రం చెప్తోందని కదా ఇందాక కర్మమీమాంసకులు అన్నారు. కానీ వివేకవంతుడైనటువంటి వాడు ఒక్కసారి ఎరుక కలిగి వైరాగ్యం కలిగి ఈ సంతానాదుల వల్ల కర్మల వల్ల ఏం ప్రయోజనం ఉంది, ఇది నిస్సారము, నాకు కావలసింది ఆత్మలోకమే అని గాఢముగా అనుకున్న నిజమైన వివేక వైరాగ్యాలు కలిగినటువంటి వాడు వీటిని విడిచిపెడుతున్నాడు, విడిచిపెట్టవచ్చు అని శాస్త్రమే చెప్తోంది. కనుక వాడు విడిచిపెట్టవచ్చు. అలాగే ఉపమర్దంచ తర్వాత సూత్రం. ఉపమర్దము అంటే ఉపరమత్వము, విముఖత్వము, ప్రాపంచిక విషయములపై వైరాగ్యము, పరమాత్మ విషయములపై అంతర్ముఖమైన ఆసక్తి, ఇది ఉన్నటువంటి వాడు కర్మల్ని విడిచిపెట్టవచ్చు అని ఉపరమత్వం చెప్తున్నారు. అలా ఉపరమత్వం పొందిన యతీశ్వరులు శాస్త్రములు యందు మనకి పరంపరగా లభిస్తూనే ఉన్నారు. ఊర్ధ్వరేతస్సు చ శబ్దేహి, ఊర్ధ్వరేతస్కుల గురించి శాస్త్రంలో చెప్పారు. వారికి అస్సలు వికారం లేదు, వారు బ్రహ్మచర్య దశల్లోనే కామాదుల్ని జయించి ఊర్ధ్వరేతస్కులైనటువంటి మహాత్ముల గురించి వివరించారు. వారి విద్య కర్మాంగ విద్య కాదు, బ్రహ్మ విద్య వారిది, ఊర్ధ్వరేతస్కులది. అలాగే యతులకు అగ్నిహోత్రాది కర్మల్లో బ్రహ్మ విద్య ఉంది గనక, బ్రహ్మ విద్య ఉంది గనక, కనుకని వారి విద్య అంత గొప్పది. ఏత ఏవ ప్రవ్రాజినో లోకమిచ్చంత ప్రవ్రజంతి. ఆత్మలోకాన్ని అంటే ఆత్మ యొక్క జ్ఞానాన్ని కోరుతూ సన్యాసులు సర్వకర్మల్ని పరిత్యజిస్తున్నారు. వారు బ్రహ్మ విద్యనే ఆశ్రయించారు తప్ప కర్మ విద్యను ఆశ్రయించలేదు. కనుక బ్రహ్మ విద్యతో ఇంకొక దాని అవసరం లేకుండా స్వతంత్రంగా మోక్షం పొందవచ్చు అనేదాన్ని ఇంతవరకు ప్రతిపాదన చేశారు. అయితే ఇక్కడ ఒక మాట ఉన్నది. అయ్యా, శృతి ఏం చెప్తున్నది అంటే జైమిని మొదలైనటువంటి వాళ్ళు పూర్వమీమాంసని చెప్తూ అది వేద ప్రమాణంతోనే, ఎవడైతే చేయవలసిన కర్మ చేయకుండా మధ్యలో ఆపేస్తాడో వాడికి ఎన్ని రకాల పాపాలు వస్తాయో శాస్త్రం చెప్తున్నది. వీరహావాయేష దేవానాం యోగ్నిముద్వాసయతే. ఇది తైత్రీయక ఆరణ్యకల్లో వచ్చేడు మంత్రం. దీని అర్థం ఏంటంటే ఎవడైతే తాను చేయవలసిన అగ్నిహోత్రాది కర్మల్ని మానేస్తాడో వాడికి పుత్రుల్ని చంపిన పాపం వస్తుంది. ఇలాగ ఒక్కొక్క కర్మ మానేయడం వల్ల, సంధ్యాకృత్యం మానివేస్తే వాడు ఆ జన్మలోనే నీచుడు, వాడు పంక్తి భోజనానికి అర్హుడు కాడు, భ్రష్టుడు వాడు, తర్వాత జన్మలో శునకమై పుడతాడు. ఇవన్నీ శాస్త్రములు. అలాగని కనిపించే శునకాలన్నీ సంధ్యావందనం చేయనివా అని అడగద్దు నన్ను. అందులో కొన్ని మాత్రమే అయి ఉంటాయి, మిగిలిన వాటి పాపాలు చాలా చాలా ఉండుంటాయి. కానీ ఉన్నది శాస్త్రం. మనం ఏం చేస్తాం, ఇలా ఈ కర్మ చెయ్యకపోతే, చేస్తే పుణ్యం, చెయ్యకపోతే ప్రత్యవాయు దోషం. అక్కడ చెప్తున్నారే, మరి ఇవన్నీ చేయకపోవడం అనేది తప్పు కదా? ఇది ప్రశ్న చక్కగా వేశాడు ఇక్కడ. పైగా త్రయోధర్మస్కందాహ యజ్ఞోధ్యయనం దానమితి ప్రథమ తప ఏవ ద్వితీయ బ్రహ్మచర్యాచార్య కులవాసీ తృతీయోత్యంతమాత్మానం ఆచార్య కులేవ సాధయన్ సర్వ ఏతే పుణ్యాలోకా భవంతి బ్రహ్మ సంస్థోమృతత్వమేతి. చాందోగ్యంలో మంత్రం. ఇదేమిటంటే మూడే ధర్మస్కందములున్నాయి అని దీని మంత్రంలో మొదటి త్రయోధర్మస్కంధ. ధర్మమునుకున్న మూడు స్కందములు. స్కందములు అంటే చెట్టు నుంచి వచ్చే పంగలు వంటివి, అవి అలాంటి మూడే ఉన్నాయా ధర్మమునుకు, మూడే తెలుసుకోండి. మొదటిది యజ్ఞము, అధ్యయనము, దానము చేసే గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమం అంటే ఏమిటి? చాలామంది గృహస్థాశ్రమం అంటే పొరపడబడతారు. ఏంటంటే డబ్బు సంపాదిస్తూ బ్యాంక్ అకౌంట్లు పెంచుకుంటూ ఇంట్లో ఒక్కొక్కరిని చదివించుకుంటూ ఇది గృహస్థాశ్రమం అనుకుంటారు. వీళ్ళని గృహవ్రతులు అంటారు. మన అనేక మార్లు మాట చెప్పాం, గృహస్థాశ్రమం వేరు. గృహస్థాశ్రమం ఎప్పుడవుతుందంటే ఈ మూడు ఉండాలి, యజ్ఞము, అధ్యయనము, దానము. అంటే సత్కర్మలు చేయడం, శాస్త్రాధ్యయనం చేసుకోవడం, దానాదులు చేయడం. మరి ఇవన్నీ సంపాదించుకూడదు అంటే బతుకు కోసం సంపాదించుకో. గృహస్థాశ్రమం కావాలంటే మాత్రం ఇవి ఉండాలి. మూడు చేసిన వాడే గృహస్థు, యజ్ఞ, దాన, అధ్యయనములు. తప ఏవ ద్వితీయ. రెండవ స్కంధం ఏమిటంటే కేవల తపస్సును మాత్రమే ఆచరించేటువంటి ఆశ్రమము, అది వానప్రస్థాశ్రమం. ఇక్కడ కేవల తపస్సే ప్రధానంగా చెప్పబడుతున్నది. ఇక మూడవది బ్రహ్మచర్య ఆచార్య కులవాసి తృతీయ. ఆచార్యుడి దగ్గర ఉంటూ బ్రహ్మచర్యాశ్రమం అంటే శాస్త్రాధ్యయనం చేసుకుంటుండే బ్రహ్మచర్యాశ్రమం, ఈ మూడు, ఈ మూడు చేసిన వాళ్ళకు పుణ్యలోకములు లభిస్తున్నాయి అని వివరిస్తూ బ్రహ్మనిష్ఠుడైన వాడు ముక్తిని పొందుతాడు. ఇది మంత్రం యొక్క అర్థం అండి. ఇక్కడ ఎన్ని చెప్పారండి? మూడే చెప్పారు. త్రయోధర్మస్కంధాహ మూడే చెప్పారు. అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ. కానీ చెప్పిన క్రమంలో గృహస్థ, వానప్రస్థ, బ్రహ్మచర్య అనే క్రమం చెప్పారు. మూడే చెప్పారు గనక నాలుగోదైన సన్యాసం గురించి చెప్పలేదు గనక కర్మలను సన్యసించడం అనేది కూడదు. పైగా సన్యసిస్తే కర్మలు విడిచిపెడితే పాపాలకు పోతావరా అని కూడా చెప్పారు కనుక కర్మలు విడిచిపెట్టడం కూడదు సుమా అని చెప్పినప్పుడు, కర్మల్ని సన్యసించి కేవలం బ్రహ్మ విద్య ద్వారా మోక్షం పొందుతారనే దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు అని ప్రశ్న వేశాడు కదా. కొంచెం ఆగండి బాబు, మీరు చెప్పిన ఆ మంత్రం ద్వారానే మేము సన్యాసాన్ని కూడా సమర్థిస్తున్నాం. సన్యాసం కూడా ఆ శాస్త్రమే చెప్పింది, అశాస్త్రీయమైంది కాదు సన్యాసం. కనుక యత్యాశ్రమం ఏదైతే ఉన్నదో అది కేవలం మోక్షం కోసం ఉన్నటువంటి బ్రహ్మ విద్యది అని చూపిస్తున్నాడు. దానిని మనం రేపటి రోజున తెలుసుకుంటూ